దేవా వై వై దేవా దేవా వై యజ్ఞై దేవా దేవా వై యత్ వై యజ్ఞై వై యజ్ఞే యజ్ఞేయన్ వై వై యజ్ఞే యజ్ఞే యజ్ఞే కుర్వత కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత యజ్ఞే కుర్వత కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్తద కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తద్ అకుర్వత తత్తద కుర్వత కుర్వత తదసురా అసురాస్తద కుర్వత కుర్వత తదసురా తదసురా అసురాస్తత్తదసురా అకుర్వత కుర్వతాసురాస్తత్తదసురా అకుర్వత అసురా అకుర్వత కుర్వతాసురా అసురా అకుర్వత తేతే కుర్వతాసురా అసురా అకుర్వతతే అకుర్వత తేతే కుర్వత కుర్వతతే దేవా దేవాస్తే కుర్వత కుర్వతతే దేవాః తే దేవా దేవాస్తే తే దేవా ఉపాగుంషా ఉపాగుంషౌ దేవాస్తే తే దేవా ఉపాగుంషౌ దేవా ఉపాగుంషా ఉపాగుంషౌ దేవా దేవా ఉపాగుంషౌ యజ్ఞం యజ్ఞముపాగుంషౌ దేవా దేవా ఉపాగుంషౌ యజ్ఞం ఉపాగుంషౌ యజ్ఞం యజ్ఞముపాగుంషా ఉపాగుంషౌ యజ్ఞగో సర్గస్థాప్యగో సర్గస్థాప్యం యజ్ఞముపాగుంషా ఉపాగుంషౌ యజ్ఞగో సర్గస్థాప్యం ఉపాగుంషాభిత్యుపాగుంషౌ యజ్ఞగో సర్గస్థాప్యగో సర్గస్థాప్యం యజ్ఞం యజ్ఞగో సర్గస్థాప్యమపశ్యన్నపశ్యన్ సర్గస్థాప్యం యజ్ఞం యజ్ఞగో సర్గస్థాప్యమపశ్యన్ సర్గస్థాప్యమపశ్యన్నపశ్యన్ సర్గస్థాప్యగో సర్గస్థాప్యమపశ్యంతం తమపశ్యన్ సర్గస్థాప్యగో సర్గస్థాప్యమపశ్యంతం సర్గస్థాప్యమితి సంస్థాప్యం అవశ్యంతం తమవశ్యన్నవశ్యంతముపాగుంషాపాగుంషౌ తమవశ్యన్నవశ్యంతముపాగుంషౌ తముపాగుంషాపాగుంషౌ తంతముపాగుంషౌ సగుంసముపాగుంషౌ తంతముపాగుంషౌ సం ఉపాగుంషౌ సగుంసముపాగుంషాపాగుంషౌ సమస్థాపయన్నస్థాపయన్ సముపాగుంషాపాగుంషౌ సమస్థాపయన్ ఉపాగుంషావిత్యుపాగుంషౌ సమస్థాపయన్నస్థాపయన్ సగం సమస్థాపయంతే తే స్థాపయన్ సగం సమస్థాపయంతే అస్థాపయంతే తే స్థాపయన్నస్థాపయంతే సురా అసురాస్తే స్థాపయన్నస్థాపయంతే సురా తే సురా అసురాస్తే తే సురా వజ్రం వజ్రమసురాస్తే తే సురా వజ్రం అసురా వజ్రం వజ్రమసురా అసురా వజ్రముద్యత్యోద్యత్య వజ్రమసురా అసురా వజ్రముద్యత్య వజ్రముద్యత్యోద్యత్య వజ్రం వజ్రముద్యత్య దేవాన్ దేవానుద్యత్య వజ్రం వజ్రముద్యత్య దేవాన్ ఉద్యత్య దేవాన్ దేవానుద్యత్యోద్యత్య దేవానభ్యభి దేవానుద్యత్యోద్యత్య దేవానభి ఉద్యత్యేత్యుదోగత్య దేవానభ్యభి దేవాన్ దేవానభ్యాయంతాయంతాభి దేవాన్ దేవానభ్యాయంత అభ్యాయంతాయంతాభ్యాయంతతేత ఆయంతాభ్యాభ్యాయంతతే ఆయంతతేత ఆయంతాయంతతే దేవా దేవాస్త ఆయంతాయంతతే దేవా తే దేవా దేవాస్తే తే దేవా బిభ్యతో బిభ్యతో దేవాస్తే తే దేవా బిభ్యత దేవా బిభ్యతో బిభ్యతో దేవా దేవా బిభ్యత ఇంద్రమింద్రం బిభ్యతో దేవా దేవా బిభ్యత ఇంద్రం బిభ్యత ఇంద్రమింద్రం బిభ్యతో బిభ్యత ఇంద్రముకోపేంద్రం బిభ్యతో బిభ్యత ఇంద్రముప ఇంద్రముకోపేంద్రమింద్రముపాధావన్న ధావన్నుపేంద్రమింద్రముపాధావన్ ఉపాధావన్నధావన్ను కోపాధావంతాగుస్తాన్ ధావన్ను కోపాధావంతాన్ అధావంతాగుస్తాన్ ధావన్న ధావంతానింద్ర ఇంద్రస్థాన్ ధావన్న ధావంతానింద్ర తానింద్ర ఇంద్రస్థాగుస్తానింద్రోంతర్యామేణ అంతర్యామేణేంద్రస్థాగుస్తానింద్రోంతర్యామేణ ఇంద్రోంతర్యామేణ అంతర్యామేణేంద్ర ఇంద్రోంతర్యామేణాంతరంతరంతర్యామేణేంద్ర ఇంద్రోంతర్యామేణాంత అంతర్యామత్వమిత్యంతర్యామత్వం యదంతర్యామోంతర్యామో యద్యమో గృహ్యతే గృహ్యతేంతర్యామో యద్యమో గృహ్యతే అంతర్యామో గృహ్యతే గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే భ్రాతృవ్యాన్ అంతర్యామ ఇత్యంతః యామః గృహ్యతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ గృహ్యతే గృహ్యతే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యాన్ గృహ్యతే గృహ్యతే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ తత్తదేవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ దత్తదేవైవ తద్యజమానో యజమానస్తదేవైవ తద్యజమానః తద్యజమానో యజమానస్తత్తద్యజమానోంతరంతర్యజమానస్తత్తద్యజమానోంతః యజమానోంతరంతర్యజమానో యజమానోంతర్ధత్తే ధత్తే అంతర్యజమానో యజమానోంతర్ధత్తే అంతర్ధత్తే ధత్తేంతరంతర్ధత్తేంతరంతర్ధత్తేంతరంతర్ధత్తేంతః ధత్తేంతరంతర్ధత్తే ధత్తేంతస్తేతేంతర్ధత్తే ధత్తేంతస్తే అంతస్తేతేంతరంతస్తే దధామి దధామి చేంతరంతస్తే దధామి ఏ దధామి దధామి తేతే దధామిత్యావా పృథివీత్యావా పృథివీ దధామి తేతే దధామిత్యావా పృథివీ దధామిత్యావా పృథివీత్యావా పృథివీ దధామి దధామిత్యావా పృథివీ అంతరంతర్ద్యావా పృథివీ దధామి దధామిత్యావా పృథివీ అంతః ద్యావా పృథివీ అంతరంతర్ద్యావా పృథివీత్యావా పృథివీ అంతరు ఉర్వంతర్ద్యావా పృథివీత్యావా పృథివీ అంతరు ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరురువంతరిక్షమంతరిక్షమంతరిక్షమురువంతరిక్షమిత్యంతరిక్షమురువంతరిక్షమిత్యంతరిక్షమంతరిక్షమిత్యాహేత్యంతరిక్షమంతరిక్షమిత్యాహైభిరేభిరాహేతీత్యాహైభి ఆహైభిరేభిరాహైభిరేవైభిరాహైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిరేవైభిర యజమాన్ యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన యజమానో యజమానో భ్రాతృవ్యానంతరంతర్భ్రాతృవ్యాన యజమానో యజమానో భ్రాతృవ్యానంత భ్రాతృవ్యానంతరంతర్భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానంతర్ధత్తే దత్తే అంతర్భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానంతర్ధత్తే అంతర్ధత్తే దత్తే అంతరంతర్ధత్తే దత్తే అంతరంతర్ధత్తే ధత్తే దత్తే దత్తే తే దేవా దేవాస్తే ధత్తే దత్తే తే దేవా తే దేవా దేవాస్తే దేవా అమన్యంత అమన్యంత దేవాస్తే తే దేవా అమన్యంత దేవా అమన్యంత అమన్యంత దేవా దేవా అమన్యంతేంద్ర ఇంద్రో మన్యంత దేవా దేవా అమన్యంతేంద్ర అమన్యంతేంద్ర ఇంద్రో మన్యంత అమన్యంతేంద్రో వై వా ఇంద్రో మన్యంత అమన్యంతేంద్రో వై ఇంద్రో వై వా ఇంద్ర ఇంద్రో వా ఇదమిదం వా ఇంద్ర ఇంద్రో వా ఇదం వా ఇదమిదం వై వా ఇదమభూదభూదిదం వై వా ఇదమభూద్ ఇదమభూదభూదిదమిదమభోద్యద్యదభోదిదమిదమభోద్యద్ అభోద్యద్యదభూదభోద్యద్వయం వయం యదభూదభోద్యద్వయం యద్వయం వయం యద్యద్వయర్గుస్మస్మో వయం యద్యద్వయర్గుస్మ వయర్గుస్మస్మో వయం వయర్గుస్మైతి దుష్మో వయం వయర్గుస్మైతి స్మైతి దుష్మస్మైతి తేత ఇది స్మస్మైతి తే ఇదితేత ఇది దితే ప్రవన్న ప్రవంత ఇది దితే ప్రవన్న తే ప్రవన్న ప్రవంతే తే ప్రవన్మఘవన్మఘవన్న ప్రవంతే తే ప్రవన్మఘవన్న అప్రవన్మఘవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్నన్వనమఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్నను మఘవన్నన్వనమఘవన్మఘవన్నను నో నో నమఘవన్మఘవన్నను నహ మఘవన్నిమఘవన్ను నహానో నహాభజ భజానో నహాభజ ఆభజ భజా భజేతీతి భజా భజేతి భజేతీతి భజ భజేతి సజోషా సజోషా ఇది భజ భజేతి సజోషా ఇది సజోషా సజోషా ఇది సజోషా దేవైర్దేవైః సజోషా ఇది సజోషా దేవైః సజోషా దేవైర్దేవైః సజోషా సజోషా దేవైరవరేరవరేర్దేవైః సజోషా సజోషా దేవైరవరీ సజోషా ఇది సా జోషా దేవైరవరేరవరేర్దేవైర్దేవైరవరైః పరైః పరైరవరేర్దేవైర్దేవైరవరైః పరైః అవరైః పరైః పరైరవరేరవరైః పరైశ్చ పరైరవరేరవరైః పరైశ్చ పరైశ్చ పరైః పరైశ్చేతీతి చ పరైః పరైశ్చేతి చేతీతి చ చేత్య ప్రవీద ప్రవీది చ చేత్య ప్రవీద్ యద్భావభౌ యద్భావ పవిత్రావ పవిత్రావభౌ యద్భావ పవిత్రౌ ఉభావ పవిత్రావపవిత్రావభావ పవిత్రో గృహ్యేయాతాం గృహ్యేయాతామపవిత్రావభావ పవిత్రో గృహ్యేయాతాం అపవిత్రో గృహ్యేయాతాం గృహ్యేయాతామపవిత్రావపవిత్రో గృహ్యేయాతాం ప్రాణం ప్రాణం గృహ్యేయాతామపవిత్రావపవిత్రో గృహ్యేయాతాం ప్రాణం గృహ్యేయాతాం ప్రాణం ప్రాణం గృహ్యేయాతాం గృహ్యేయాతాం ప్రాణమపానోపాన ప్రాణం గృహ్యేయాతాం గృహ్యేయాతాం ప్రాణమపాన ప్రాణమపానోపాన ప్రాణం ప్రాణమపానోన్వన్వపానోపాణం ప్రాణమపానోను ప్రాణమితి ప్రాణం అపానోన్వన్వపానోపానోను నిన్యన్వపానోపానోనుని అపాన ఇత్యపాన అనునిన్యన్వనున్యుచ్ఛేదృచ్ఛేన్యన్వనున్యుచ్ఛేద్ నిర్చేదృచ్ఛేన్నిర్చేత్ ప్రమాయుగః ప్రమాయుగ అర్చేన్నిర్చేత్ ప్రమాయుగః అర్చేత్ ప్రమాయుగః ప్రమాయుగ అర్చేదృచ్ఛేత్ ప్రమాయుగ స్యాత్ స్యాత్ ప్రమాయుగ అర్చేదృచ్ఛేత్ ప్రమాయుగ స్యాత్ ప్రమాయుగ స్యాత్ స్యాత్ ప్రమాయుగః ప్రమాయుగ స్యాత్ పవిత్రవాన్ పవిత్రవాన్ స్యాత్ ప్రమాయుగః ప్రమాయుగ స్యాత్ పవిత్రవాన్ ప్రమాయుక ఇది ప్రమాయుగః స్యాత్ పవిత్రవాన్ పవిత్రవాన్ స్యాత్ స్యాత్ పవిత్రవానంతర్యామోంతర్యామః పవిత్రవాన్ స్యాత్ స్యాత్ పవిత్రవానంతర్యామః పవిత్రవానంతర్యామోంతర్యామః పవిత్రవాన్ పవిత్రవానంతర్యామో గృహ్యతే గృహ్యతేంతర్యామః పవిత్రవాన్ పవిత్రవానంతర్యామో గృహ్యతే పవిత్రవానితి పవిత్రవాన్ అంతర్యామో గృహ్యతే గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే ప్రాణాపానయోర్గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే ప్రాణాపానయో అంతర్యామ ఇత్యంతః యామ గృహ్యతే ప్రాణాపానయో ప్రాణాపానయోర్గృహ్యతే గృహ్యతే ప్రాణాపానయోర్విధృత్యై విధృత్యై ప్రాణాపానయోర్గృహ్యతే గృహ్యతే ప్రాణాపానయోర్విధృత్యై ప్రాణపానయోర్విధృత్యై ప్రాణపానయో ప్రాణపానయోర్విధృత్యై ప్రాణపానో ప్రాణపానో విధృత్యై ప్రాణపానయో ప్రాణపానయోర్విధృత్యై ప్రాణపానో ప్రాణపానయోరిది ప్రాణపానయో విధృత్యై ప్రాణపానో ప్రాణపానో విధృత్యై విధృత్యై ప్రాణపానో వై వై ప్రాణపానో విధృత్యై విధృత్యై ప్రాణపానో వై విధృత్యాయి దేవి విధృత్యై ప్రాణపానో వై వై ప్రాణపానో ప్రాణపానో వా ఏతావేతో వై ప్రాణపానో ప్రాణపానో వా ఏతో ప్రాణపానామిది ప్రాణ అపానో వా ఏతావేతో వై వా ఏతో యజ్ఞేతో వై వా ఏతో యద్ ఏతో యజ్ఞేతావేతో యద్ పాగుషంతర్యామాపాగుషంతర్యామో యదేతావేతో యద్ పాగుషంతర్యామో ఎదు భాగస్వంతర్యామాపాగస్వంతర్యామో యజ్ఞ భాగస్వంతర్యామో జ్ఞానో జ్ఞాన ఉపాగస్వంతర్యామో యజ్ఞ భాగస్వంతర్యామో జ్ఞాన ఉపాగస్వంతర్యామో జ్ఞానో జ్ఞాన ఉపాగస్వంతర్యామాపాగస్వంతర్యామో జ్ఞాన ఉపాగుంషవన ఉపాగుంషవనో జ్ఞాన ఉపాగస్వంతర్యామాపాగస్వంతర్యామో జ్ఞాన ఉపాగుంషవన ఉపాగస్వంతర్యామా విద్యుపాగుంషు అంతర్యామో జ్ఞాన ఉపాగుంషవన ఉపాగుంషవనో జ్ఞానో జ్ఞాన ఉపాగుంషవనో యముపాగుంషవనో జ్ఞానో జ్ఞాన ఉపాగుంషవనోయం జ్ఞాన ఇది అనహ ఉపాగుంషవనో యముపాగుంషవన ఉపాగుంషవనోయం కామయేత కామయేత యముపాగుంషవన ఉపాగుంషవనోయం కామయేత ఉపాగుంషవన ఇత్యుపాగుంషు సవన యం కామయేత కామయేత యం కామయేత ప్రమాయుగ ప్రమాయుగ కామయేత యం కామయేత ప్రమాయుగ కామయేత ప్రమాయుగః ప్రమాయుగః కామయేత కామయేత ప్రమాయుగ స్యాత్ స్యాత్ ప్రమాయుగః కామయేత కామయేత ప్రమాయుగ స్యాత్ ప్రమాయుగ స్యాత్ స్యాత్ ప్రమాయుగః ప్రమాయుగ స్యాదితి స్యాత్ ప్రమాయుగః ప్రమాయుగ స్యాదితి ప్రమాయుక ఇది ప్రమాయుగః స్యాదితి స్యాత్ స్యాదిత్య సర్గస్పృష్టావసర్గస్పృష్టావితి స్యాత్ స్యాదిత్య సర్గస్పృష్టౌ నిత్యసర్గస్పృష్టావసర్గస్పృష్టావిదేత్యసర్గస్పృష్టౌ తస్య కస్యాసర్గస్పృష్టావిదేత్యసర్గస్పృష్టౌ తస్య అసర్గస్పృష్టో తస్య కస్యాసర్గస్పృష్టావసర్గస్పృష్టౌ తస్య సాధయేత్ సాధయేత్ తస్యాసర్గస్పృష్టావసర్గస్పృష్టౌ తస్య సాధయేత్ అసర్గస్పృష్టావిత్యసం స్పృష్టౌ తస్య సాధయేత్ సాధయేత్ తస్య సాధయేత్ ధ్యానేన ధ్యానేన సాధయేత్ తస్య తస్య సాధయేత్ ధ్యానేన సాధయేత్ ధ్యానేన ధ్యానేన సాధయేత్ సాధయేత్ ధ్యానేనైవ ధ్యానేన సాధయేత్ సాధయేత్ ధ్యానేనైవ ధ్యానేనైవ ధ్యానేన ధ్యానేనైవాస్యాస్యైవ ధ్యానేన ధ్యానేనైవాస్య ధ్యానేనేతి అనేన ఏవాస్యాస్యైవైవాస్య ప్రాణాపానౌ ప్రాణాపానావస్యైవైవాస్య ప్రాణాపానౌ అస్య ప్రాణపానో ప్రాణపానవస్యాస్య ప్రాణపానో వివి ప్రాణపానవస్యాస్య ప్రాణపానో వి ప్రాణపానో వివి ప్రాణపానో ప్రాణపానో విక్షరతి జనతి వి ప్రాణపానో ప్రాణపానో విక్షరతి ప్రాణపానావిధి ప్రాణపానో విక్షరతి జనతి వివిక్షరతి దాదిక్షరతి వివిక్షరతి దాదిక్ శరత్తి తాజిక్తాజిక్షరత్తి శరత్తి తాజిప్ర ప్రదాక్షరత్తి శరత్తి తాజిప్ర తాజిప్ర ప్రదాక్తాజిప్రమీయతే మీయతే ప్రదాక్తాజిప్రమీయతే ప్రమీయతే మీయతే ప్రమీయతే యం మీయతే ప్రమీయతే మీయతే యం మీయతే మీయతే యం కామయేత కామయేత యం మీయతే మీయతే యం కామయేత యం కామయేత కామయేత యం కామయేత సర్వము సర్వం కామయేత యం కామయేత సర్వం కామయేత సర్వం సర్వం కామయేత కామయేత సర్వమాయురాయ సర్వం కామయేత కామయేత సర్వమాయు సర్వమాయురాయ సర్వం సర్వమాయుర్యాదియాదాయ సర్వం సర్వమాయుర్యాద్ ఆయుర్యాదియాదాయురాయుర్యాదితి యాదాయురాయుర్యాదితి యాది నీతి యాది యాది సర్గస్పృష్టౌ సర్గస్పృష్టావితి యాది యాది సర్గస్పృష్టౌ ఇది సర్గస్పృష్టౌ సర్గస్పృష్టావితి సర్గస్పృష్టౌ తస్య తస్య సర్గస్పృష్టావితి సర్గస్పృష్టౌ తస్య సర్గస్పృష్టౌ తస్య తస్య సర్గస్పృష్టౌ సర్గస్పృష్టౌ తస్య సాధయేత్ సాధయేత్ తస్య సర్గస్పృష్టౌ సర్గస్పృష్టౌ తస్య సాధయేత్ సర్గస్పృష్టావితి సంస్పృష్టౌ తస్య సాధయేత్ సాధయేత్ తస్య తస్య సాధయేత్ ధ్యానేన ధ్యానేన సాధయేత్ తస్య తస్య సాధయేత్ ధ్యానేన సాధయేత్ ధ్యానేన ధ్యానేన సాధయేత్ సాధయేత్ ధ్యానేనైవ ధ్యానేన సాధయేత్ సాధయేత్ ధ్యానేనైవ ధ్యానేనైవ ధ్యానేన ధ్యానేనైవాస్యాస్యైవ ధ్యానేన ధ్యానేనైవాస్య ధ్యానేనేతి మే అనేన ఏవాస్యాస్యైవైవాస్య ప్రాణాపానౌ ప్రాణాపానావస్యైవైవాస్య ప్రాణాపానౌ అస్య ప్రాణాపానౌ ప్రాణాపానావస్యాస్య ప్రాణాపానౌ సగుంసం ప్రాణాపానావస్యాస్య ప్రాణాపానౌ సం ప్రాణాపానౌ సగుంసం ప్రాణాపానౌ ప్రాణాపానౌ సంతనోతి తనోతి సం ప్రాణాపానౌ ప్రాణాపానౌ సంతనోతి ప్రాణాపానావిధి ప్రాణాపానౌ సంతనోతి తనోతి సగుం సంతనోతి సర్వగుం సర్వం తనోతి సగుం సంతనోతి సర్వం తనోతి సర్వగుం సర్వం తనోతి సర్వమాయురాయ సర్వం తనోతి సర్వమాయు సర్వమాయురాయ సర్వగుం సర్వమాయురేత్యేత్యాయ సర్వగుం సర్వమాయురేతి ఆయురేత్యేత్యాయురాయురేతి ఏతీత్యేతి వాగ్వై వై వాగ్వాగ్వా ఏషైషా వై వాగ్వాగ్వా ఏషా ఏషైషా వై వా ఏషా యద్యదేశా వై వా ఏషాయత్ ఏషాయత్యదేశైషాయదై ఇంద్రవాయవ ఐంద్రవాయవో యదేశైషాయదై ఇంద్రవాయవ యదై ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో యద్యదై ఇంద్రవాయవో యద్యదై ఇంద్రవాయవో యద్యదై ఇంద్రవాయవో యత్ ఐంద్రవాయవో యద్యదై ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో యదై ఇంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాదై ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో యదై ఇంద్రవాయవాగ్ర ఐంద్రవాయవ ఇత్యై ఇంద్రవాయవ యదై ఇంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాయద్యదై ఇంద్రవాయవాగ్రాగ్రహాగ్రహ ఐంద్రవాయవాగ్రాయద్యదై ఇంద్రవాయవాగ్రాగ్రహ ఐంద్రవాయవాగ్రాగ్రహాగ్రహ ఐంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాగ్రహ గృహ్యందే గృహ్యందే గ్రహ ఐంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాగ్రహ గృహ్యందే ఐంద్రవాయవాగ్ర ఇత్యై ఇంద్రవాయవాగ్రహ గ్రహ గృహ్యందే గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే వాచం వాసిం గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే వాచం గృహ్యందే వాచం వాసిం గృహ్యందే గృహ్యందే వాచమేవైవ వాచం గృహ్యందే గృహ్యందే వాచమేవ వాచమేవైవ వాచం వాచమేవాన్వన్వేవ వాచం వాచమేవాను ఏవాన్వన్వేవైవాను ప్రాణ్వేవైవాను ప్రాణ్వను ప్రయంతయంతి ప్రాణ్వను ప్రయంతి ప్రయంతయంతి ప్రయంతి వాయుం వాయుంది ప్రయంతి వాయుం ఎంతి వాయుం వాయుంది ఎంతి వాయుం దేవా దేవా వాయుంది ఎంతి వాయుం దేవా వాయుం దేవా దేవా వాయుం వాయుం దేవా అప్రవన్న ప్రవన్ దేవా వాయుం వాయుం దేవా అప్రవన్న దేవా అప్రవన్న ప్రవన్ దేవా దేవా అప్రవన్ స్వామో సామో ప్రవన్ దేవా దేవా అప్రవన్ స్వామ్ అప్రవన్ స్వామో సామో ప్రవన్న ప్రవన్ స్వామో రాజాన గోరాజాన గోసామో ప్రవన్న ప్రవన్ స్వామో రాజానం సోమగో రాజానగో రాజానగో సోమగో సోమగో రాజానగో హనామ హనామ రాజానగో సోమగో సోమగో రాజానగో హనామ రాజానగో హనామ హనామ రాజానగో రాజానగో హనామేతి హనామ రాజానగో రాజానగో హనామేతి హనామేతి హనామ హనామేతి సరితి హనామ హనామేతి స వాయవ్యాన్యుచ్యంత ఉచ్యంతే వాయవ్యాన్ని సంతి వాయవ్యాన్యుచ్యంతే వాయువ్యాన్యుచ్యంత ఉచ్యంతే వాయువ్యాని వాయువ్యాన్యుచ్యంతే దంతముచ్యంతే వాయువ్యాని వాయువ్యాన్యుచ్యంతే ఉచ్యంతే దంతముచ్యంత ఉచ్యంతే తమేభ్యేభ్యస్తముచ్యంత ఉచ్యంతే తమేభ్య తమేభ్యేభ్యస్తంతమేభ్యో వాయుర్వాయురేభ్యస్తంతమేభ్యో వాయు ఏభ్యో వాయుర్వాయురేభ్యేభ్యో వాయురేవైవ వాయురేభ్యేభ్యో వాయురేవ వాయురేవైవ వాయుర్వాయురేవాస్వదయస్వదయదేవ వాయుర్వాయురేవాస్వదయర్ ఏవాస్వదయస్వదయదేవైరాస్వదయత్తస్మాత్తస్మాదస్వదయదేవైవాస్వదయత్తస్మాత్ అస్వదయత్తస్మాత్తస్మాదస్వదయస్వదయత్తస్మాద్యత్తస్మాద్యత్తస్మాత్తస్మాద్యత్పూయతి పూయతి యత్తస్మాత్తస్మాద్యత్పూయతి ప్రభాతే ప్రభాతే నత్పూయతి యత్పూయతి నత్ పూయతి తత్తత్పూయతి పూయతి నత్ ప్రభాతే ప్రభాతే నత్పూయతి పూయతి నత్ ప్రభాతే తత్ప్రభాతే ప్రభాతే తత్తత్ప్రభాతే విప్రభాతే తత్తత్ప్రభాతే వి ప్రభాతే విషజంతి సజంతి వాయుర్వాయుస్సజంతి వివిషజంతి వాయు సజంతి వాయుర్వాయుస్సజంతి సజంతి వాయుర్హి వాయుస్సజంతి సజంతి వాయుర్హి వాయుర్హి వాయుర్వాయుర్హి తస్య తస్య హి వాయుర్వాయుర్హి తస్య హి తస్య తస్య హి తస్య పవయితా పవయితా తస్య హి తస్య పవయితా తస్య పవయితా పవయితా తస్య తస్య పవయితాస్వదయితాస్వదయితా పవయితా తస్య తస్య పవయితాస్వదయితా పవయితాస్వదయితాస్వదయితా పవయితా పవయితాస్వదయితా తస్య తస్య స్వదయితా పవయితా పవయితాస్వదయితా తస్య స్వదయితా తస్య తస్య స్వదయితాస్వదయితా తస్య విగ్రహణం విగ్రహణం తస్య స్వదయితాస్వదయితా తస్య విగ్రహణం తస్య విగ్రహణం విగ్రహణం తస్య తస్య విగ్రహణం నన విగ్రహణం తస్య తస్య విగ్రహణం న విగ్రహణం నన విగ్రహణం విగ్రహణం నావిందన్న విందన్న విగ్రహణం విగ్రహణం నావిందన్ విగ్రహణమితి విగ్రహణం నావిందన్న విందన్న నావిందన్ సావిందన్న నావిందన్ సా అవిందన్ సావిందన్న విందన్ సాదితిరది సావిందన్న విందన్ సాదితి సాదితిరది సాదితిరబ్రవీదబ్రవీదతి సాదితిరబ్రవీర్ హరితిరబ్రవీదబ్రవీదతిరదిరబ్రవీద్వరం వరమబ్రవీదతిరదిరబ్రవీద్వరం అబ్రవీద్వరం వరమ్రవీద ప్రవేద్వరం వృణై వృణై వరమ్రవీద ప్రవేద్వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణ అథాథ వృణై వరం వరం వృణ అథ వృణ అథాథ వృణై వృణ అథమయామయాథ వృణై వృణ అథమయా అథమయామయాథమయా విమయాథమయా విమయామయా విగృహ్ణేధ్వం గృహ్ణేధ్వం విమయామయా విగృహ్ణేధ్వం విగృహ్ణేధ్వం గృహ్ణేధ్వం విగృహ్ణేధ్వం మధ్యవత్యా మధ్యవత్యా గృహ్ణేధ్వం విగృహ్ణేధ్వం గృహ్ణేధ్వం మధ్యవత్యా మధ్యవత్యా గృహ్ణేధ్వం గృహ్ణేధ్వం మధ్యవత్యా ఏవైవ మధ్యవత్యా గృహ్ణేధ్వం గృహ్ణేధ్వం మధ్యవత్యా ఏవ మధ్యవత్యా ఏవైవ మధ్యవత్యా మధ్యవత్యా ఏవ వోవ ఏవ మధ్యవత్యా మధ్యవత్యా ఏవ మధ్యవత్యా ఇది మధ్యవత్యా ఏవోవ ఏవైవ స్వమా స్వమావ ఏవైవ స్వమా స్వమా వోవ స్వమా సన్నా సన్నా స్వమా వోవ స్వమా సన్నా సన్నా సన్నా స్వమా స్వమా సన్నా అసన్నసం సన్నా స్వమా స్వమా సన్నా అసన్నసం సన్నా అసన్నసం సన్నా అసన్నితీత్య సన్నా సన్నా అసన్నితీ అసన్నిధీత్యసన్నసన్నిత్యపయామగృహీత ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత ఉపయామగృహీత ఇదీత్యుపయామగృహీతోస్యుపయామగృహీత ఇదీత్యుపయామగృహీతోసీతి ఉపయామగృహీత ఉపయామగృహీతోసీతి ఉపయామగృహీత ఇత్యుపయామా గృహీత అసీదీత్యస్య దీత్యాహేత్యస్య దీత్యాహ ఇత్యాహేదీత్యాహాదితిదేవత్యా అదితిదేవత్యా ఆహేదీత్యాహాదితిదేవత్యా ఆహాదితిదేవత్యా స్తేన తేనాదితిదేవత్యా ఆహాహాదితిదేవత్యా స్తేన అదితిదేవత్యా స్తేన తేనాదితిదేవత్యా అదితిదేవత్యా స్తేన యాని యాని తేనాదితిదేవత్యా అదితిదేవత్యా స్తేన యాని అదితిదేవత్యా ఇత్యదితి దేవత్యా తేన యాని తేన తేన యాని హి యాని తేన తేన యాని హి యాని హి యాని యాని దారుమయాణి దారుమయాణి హి యాని యాని హి దారుమయాణి హి దారుమయాణి దారుమయాణి హి దారుమయాణి పాత్రాణి పాత్రాణి దారుమయాణి హి దారుమయాణి పాత్రాణి దారుమయాణి పాత్రాణి పాత్రాణి దారుమయాణి దారుమయాణి పాత్రాణ్యస్యాస్సి పాత్రాణి దారుమయాణి దారుమయాణి పాత్రాణ్యస్సి దారుమయాణీతి దారుమయాణి పాత్రాణ్యస్యాస్సి పాత్రాణి పాత్రాణ్యస్సి తాని తాన్యస్సి పాత్రాణి పాత్రాణ్యస్సి తాని అస్వీతాని తాన్యస్య అస్వీతాని యోనేర్యోనేస్తాన్యస్య అస్వీతాని యోనే తాని యోనేర్యోనేస్తాని తాని యోనే సంభూతాని సంభూతాని యోనేస్తాని తాని యోనే సంభూతాని యోనే సంభూతాని సంభూతాని యోనేర్యోనే సంభూతాని యాని యాని సంభూతాని యోనేర్యోనే సంభూతాని యాని సంభూతాని యాని యాని సంభూతాని సంభూతాని యాని మృగ్మయాని మృగ్మయాని యాని సంభూతాని సంభూతాని యాని మృగ్మయాని సంభూతానీతి సంభూతాని యాని మృగ్మయాని మృగ్మయాని యాని యాని మృగ్మయాని సాక్షాత్ సాక్షాన్ మృగ్మయాని యాని యాని మృగ్మయాని సాక్షాత్ మృగ్మయాని సాక్షాత్ సాక్షాన్ మృగ్మయాని మృగ్మయాని సాక్షాత్ తాని తాని సాక్షాన్ మృగ్మయాని మృగ్మయాని సాక్షాత్ తాని మృగ్మయానీతి మృగ్మయాని సాక్షాత్తాని తాని సాక్షాత్ సాక్షాత్తాన్యస్య అస్వీతాని సాక్షాత్ సాక్షాత్తాన్యస్య సాక్షాదితి సాక్షాత్ తాన్యస్య అస్వీతాని తాన్యస్యేతస్మాత్ తస్మాదస్వీతాని తాన్యస్యేతస్మాత్ అస్వీతస్మాత్ తస్మాదస్య అస్వీతస్మాదేవమేవం తస్మాదస్య అస్వీతస్మాదేవం తస్మాదేవమేవం తస్మాత్ తస్మాదేవమాహైవం తస్మాత్ తస్మాదేవమాహ ఇంద్రమింద్రం దేవా ఇంద్రమబ్రువన్ ఇంద్రమబ్రువన్నబ్రువన్నింద్రమింద్రమబ్రువన్నిమామిమామబ్రువన్నింద్రమింద్రమబ్రువన్నిమాం అబ్రువన్నిమామిమామబ్రువన్నబ్రువన్నిమాన్నోన ఇమామబ్రువన్నబ్రువన్నిమాన్నః ఇమాన్నోన ఇమామిమాన్నోవాచం వాచన్న ఇమామిమాన్నోవాచం నోవాచం వాచన్నోనోవాచం వ్యాకురు వ్యాకురు వాచన్నోనోవాచం వ్యాకురు వాచం వ్యాకురు వ్యాకురు వాచం వాచం వ్యాకురు విదిది వ్యాకురు వాచం వాచం వ్యాకురు విదిది వ్యాకురు విదిది వ్యాకురు వ్యాకురు విదిశ సహితి వ్యాకురు వ్యాకురు విదిశ వ్యాకురు విదివి ఆకురు ఇది ససహితి దిశో ప్రవీద ప్రవేత్సహితి దిశో ప్రవీద్ వరం వరం అప్రవేత్ ససో ప్రవేత్ వరం వరం వృణై వృణై వరం అప్రవేద ప్రవేత్ వరం వృణై వరం వృణై మహ్యం మహ్యం వృణై వరం వృణై మహ్యం వృణై మహ్యం మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం చ మహ్యం చైవైవ చ మహ్యం మహ్యం చైవ చైవైవ చ చైవైష ఏష ఏవ చ చైవైష ఏవైష ఏష ఏవైవ చ వాయవే వాయవ ఏష ఏవైవైష వాయవే ఏష వాయవే వాయవ ఏష ఏష వాయవే చ వాయవే చ వాయవే వాయవే చ సహ సహచ వాయవే వాయవే చ సహ తామింద్ర ఇంద్రస్తాంతామింద్రో మధ్యతో మధ్యత ఇంద్రస్తాంతామింద్రో మధ్యత ఇంద్రో మధ్యతో మధ్యత ఇంద్ర ఇంద్రో మధ్యతో వక్రమ్య వక్రమ్య మధ్యత ఇంద్ర ఇంద్రో మధ్యతో వక్రమ్య మధ్యతో వక్రమ్య వక్రమ్య మధ్యతో మధ్యతో వక్రమ్య వ్యాకరో వ్యాకరోద వక్రమ్య మధ్యతో మధ్యతో వక్రమ్య వ్యాకరోద అవక్రమ్య వ్యాకరో వ్యాకరోద వక్రమ్య వక్రమ్య వ్యాకరో తస్మాత్ తస్మాత్ వ్యాకరోద వక్రమ్య వక్రమ్య వ్యాకరో తస్మాత్ అవక్రమ్యేత్యవాక్రమ్య వ్యాకరోత్తస్మాత్ తస్మాత్ వ్యాకరోద్ వ్యాకరోత్తస్మాదియమియం తస్మాత్ వ్యాకరోద్ వ్యాకరోత్తస్మాదియం వ్యాకరోదితి వి ఆకరోద్ తస్మాదియమయం తస్మాత్ తస్మాదియం వ్యాకృత వ్యాకృతేయం తస్మాత్ తస్మాదియం వ్యాకృత ఇయం వ్యాకృత వ్యాకృతేయమయం వ్యాకృత వాక్ వాక్ వ్యాకృతేయమయం వ్యాకృత వాక్ వ్యాకృత వాక్ వాక్ వ్యాకృత వ్యాకృత వాగుద్యత ఉద్యతే వాక్ వ్యాకృత వ్యాకృత వాగుద్యతే వ్యాకృతేతి వి ఆకృత వాగుద్యత ఉద్యతే వాక్ వాగుద్యతే తస్మాత్ తస్మాదుద్యతే వాక్ వాగుద్యతే తస్మాత్ ఉద్యతే తస్మాత్ తస్మాదుద్యత ఉద్యతే తస్మాత్ సకృత్ సకృత్ తస్మాదుద్యత ఉద్యతే తస్మాత్ సకృత్ తస్మాత్ సకృత్ సకృత్ తస్మాత్ తస్మాత్ సకృదింద్రాయేంద్రాయ సకృత్ తస్మాత్ తస్మాత్ సకృదింద్రాయ సకృదింద్రాయేంద్రాయ సకృత్ సకృదింద్రాయ మధ్యతో మధ్యత ఇంద్రాయ సకృత్ సకృదింద్రాయ మధ్యత ఇంద్రాయ మధ్యతో మధ్యత ఇంద్రాయేంద్రాయ మధ్యతో గృహ్యతే గృహ్యతే మధ్యత ఇంద్రాయేంద్రాయ మధ్యతో గృహ్యతే మధ్యతో గృహ్యతే గృహ్యతే మధ్యతో మధ్యతో గృహ్యతే త్వర్గృహ్యతే మధ్యతో మధ్యతో గృహ్యతేద్భి దృశ్యతేర్గృహ్యతే గృహ్యతేర్వాయువే వాయువేద్గృహ్యతే గృహ్యతేర్వాయువే ద్విర్వాయువే వాయువేద్గర్గర్వాయువే ద్వౌ ద్వౌ వాయువేద్గర్గర్వాయువే ద్వౌ వాయువే ద్వౌ ద్వౌ వాయువే వాయువే ద్వౌ హి ద్వౌ వాయువే వాయువే ద్వౌ హి గౌహి ద్వౌ ద్వౌ హి సస హి ద్వౌ ద్వౌ హి సహ హి సస హి సమరౌ వరౌ సహి హి సమరౌ సవరౌ వరౌ సవరావృణీత వృణీత వరౌ సవరావృణీత వరావృణీత వృణీత వరౌ వరావృణీత అవృణీతేత్యవృణీత మిత్రం దేవా దేవా మిత్రం మిత్రం దేవా అబ్రువన్ అబ్రువన్ దేవా మిత్రం మిత్రం దేవా అబ్రువన్ దేవా అబ్రువన్ అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ సోమము సోమం అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ సోమం అబ్రువన్ సోమగో సోమం అబ్రువన్ అబ్రువన్ సోమగో రాజానగో రాజానగో సోమం అబ్రువన్ అబ్రువన్ సోమగో రాజానం సోమగో రాజానగో రాజానగో సోమగో సోమగో రాజానగో హనామ హనామ రాజానగో సోమగో సోమగో రాజానగో హనామ రాజానగో హనామ హనామ రాజానగో రాజానగో హనామేదీతి హనామ రాజానగో రాజానగో హనామేది హనామేదీతి హనామ హనామేతి ససరితి హనామ హనామేతి స ఇది సస ఇది సో ప్రవీత ప్రవీత్ స ఇది సో ప్రవీత్ సో ప్రవీత ప్రవీత్సో ప్రవీందనా ప్రవీత్సో ప్రవీన్న అప్రవీందనా ప్రవీత ప్రవీన్నాహమహన్నా ప్రవీత ప్రవీన్నాహం నాహమహన్న నాహగో సర్వస్య సర్వస్యాహన్న నాహగో సర్వస్య అహగో సర్వస్య సర్వస్యాహమహగో సర్వస్య వై వై సర్వస్యాహమహగో సర్వస్య వై సర్వస్య వై వై సర్వస్య సర్వస్య వా అహమహం వై సర్వస్య సర్వస్య వా అహం అహమహం వై వా అహం మిత్రం మిత్రమహం వై వా అహం మిత్రం అహం మిత్రం మిత్రమహమహం మిత్రమస్మ్యస్మి మిత్రమహమహం మిత్రమస్మి మిత్రమస్మ్యస్మి మిత్రం మిత్రమస్మీదీత్యస్మి మిత్రం మిత్రమస్మీది అస్మీదీత్యస్మ్యస్మీతమ్రువన్నబ్రువంతరిదీతమ్రువన్నబ్రువన్నబ్రువంతం తమబ్రువహనామహనామాబ్రువంతంతమబ్రువహనామ అబ్రువన్హనామహనామాబ్రువన్నబ్రువణహనామైవైవహనామాబ్రువన్నబ్రువణహనామైవ హనామైవైవహనామహనామైవేదీత్యేవహనామహనామైవేది ఏవేదీత్యేవైవేది స ఇత్యేవైవేది స ఇది సస ఇది సో బ్రవీద ప్రవేత్ స ఇది సో బ్రవీద్ సో బ్రవీద ప్రవేత్ సో బ్రవీత్వరం వరమ ప్రవేత్ సో బ్రవీత్వరం అప్రవేత్వరం వరమ ప్రవేద ప్రవేత్వరం వృణై వృణై వరమ ప్రవేద ప్రవేత్వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణై పయసా పయసా వృణై వరం వరం వృణై పయసా వృణై పయసా పయసా వృణై వృణై పయసైవైవ పయసా వృణై వృణై పయసైవ పయసైవైవ పయసా పయసైవ మే మ ఏవ పయసా పయసైవ మే ఏవ మే మ ఏవైవ మే సోమగో సోమం మ ఏవైవ మే సోమం మే సోమగో సోమం మే మే సోమగ్ శ్రేణం శ్రేణం సోమం మే మే సోమగ్ శ్రేణన్

ఏం మిత్రో మిత్ర ఏమేం మిత్రో వేదవేన్మిత్ర ఏమేం మిత్రో వేద మిత్రో వేదవేన్మిత్రో మిత్రో వేదపాపావేన్మిత్రో మిత్రో వేదవ అవేద పాపా వేద వేద పమన్మదపా వేద వేద పమద్ అపమన్మదపాపమత్క్రోరం క్రోరం మదపాపమత్క్రోరం మత్క్రోరం క్రోరం మన్మత్క్రోరం చక్రుషశ్చక్రుష క్రోరం మన్మత్క్రోరం చక్రుష క్రోరం చక్రుషశ్చక్రుష క్రోరం క్రోరం చక్రుష పశవ పశవశ్చక్రుష క్రోరం క్రోరం చక్రుష పశవ చక్రుష పశవ పశవశ్చక్రుషశ్చక్రుష పశవ క్రమిష్యంతి క్రమిష్యంతి పశవశ్చక్రుషశ్చక్రుష పశవ క్రమిష్యంతి పశవ క్రమిష్యంతి క్రమిష్యంతి పశవ పశవ క్రమిష్యంతి క్రమిష్యంతి పశవ పశవ క్రమిష్యంతి క్రమిష్యంతీతి క్రమిష్యంతి క్రమిష్యంతీతి తస్మాత్తస్మాదితి క్రమిష్యంతి క్రమిష్యంతీతి తస్మాత్ ఇది తస్మాత్తస్మాదితీతి తస్మాదేవమేవం తస్మాదితీతి తస్మాదేవం తస్మాదేవమేవం తస్మాత్తస్మాదేవమవర్ణీత వర్ణీతైవం తస్మాత్తస్మాదేవమవర్ణీత ఏమవర్ణీత వర్ణీతైవమేవమవర్ణీత వరుణం వర్ణమవర్ణీతైవమేవమవర్ణీత వరుణం అవర్ణీత వరుణం వరుణమవర్ణీత వర్ణీత వరుణం దేవా దేవా వరుణమవర్ణీత వర్ణీత వరుణం దేవా వరుణం దేవా దేవా వరుణం వరుణం దేవా అబ్రువన్ అబ్రువన్ దేవా వరుణం వరుణం దేవా అబ్రువన్ దేవా అబ్రువన్ అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ త్వయా త్వయా అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ త్వయా అబ్రువన్ త్వయా త్వయా అబ్రువన్ అబ్రువన్ త్వయా శుభవా శుభవా త్వయా అబ్రువన్ అబ్రువన్ త్వయా శుభవా యాగుంశభువాగుం శుభవాత్వయాత్వయాగుం శుభవా సోమగుం సోమమగుం శుభవాత్వయాత్వయాగుం శుభవా సోమం అగుం శుభవా సోమగుం సోమమగుం శుభవాగుం శుభవా సోమగుం రాజానగుం రాజానగుం సోమమగుం శుభవాగుం శుభవా సోమగుం రాజానం అగుం శుభవేద్యగుం శాభువా సోమగుం రాజానగుం రాజానగుం సోమగుం సోమగుం రాజానగుం హనామ హనామ రాజానగుం సోమగుం సోమగుం రాజానగుం హనామ రాజానగో హనామ హనామ రాజానగో రాజానగో హనామేతీతి హనామ రాజానగో రాజానగో హనామేతి హనామేతీతి హనామ హనామేతి స ఇతి హనామ హనామేతి సహ ఇతి స ఇతి సో ప్రవేద ప్రవేత్ స ఇతి సో ప్రవేద సో ప్రవేద ప్రవేత్ సో ప్రవేత్ వరం వరమ ప్రవేత్ సో ప్రవేత్ వరం అప్రవేత్ వరం వరమ ప్రవేద ప్రవేత్ వరం వృణై వృణై వరమ ప్రవేద ప్రవేత్ వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణై మహ్యం మహ్యం వృణై వరం వరం వృణై మహ్యం వృణై మహ్యం మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం చ మహ్యం మహ్యం చైవైవ చ మహ్యం మహ్యం చైవ చైవైవ చ చైవైష ఏష ఏవ చ చైవైష ఏవైష ఏష ఏవైవైష మిత్రాయ మిత్రాయైష ఏవైవైష మిత్రాయ ఏష మిత్రాయ మిత్రాయైష ఏష మిత్రాయ చ మిత్రాయైష ఏష మిత్రాయ చ మిత్రాయ చ మిత్రాయ మిత్రాయ చ సహ సహ చ మిత్రాయ మిత్రాయ చ సహ చ సహ సహ చ సహ గృహ్యాతై గృహ్యాతై సహ చ సహ గృహ్యాతై సహ గృహ్యాతై గృహ్యాతై సహ సహ గృహ్యాత ఇతీతి గృహ్యాతై సహ సహ గృహ్యాత ఇది గృహ్యాత ఇతీతి గృహ్యాతై గృహ్యాత ఇది తస్మాత్తస్మాదితి గృహ్యాతై గృహ్యాత ఇది తస్మాత్ ఇది తస్మాత్తస్మాదితేతి తస్మాన్మైత్రావర్ణో మయేత్రావర్ణస్తస్మాదితేతి తస్మాన్మైత్రావర్ణ తస్మాన్మైత్రావర్ణో మయేత్రావర్ణస్తస్మాత్తస్మాన్మైత్రావర్ణస్సహ సహ మయేత్రావర్ణస్తస్మాత్తస్మాన్మైత్రావర్ణస్సహ మైత్రావర్ణస్సహ సహ మయేత్రావర్ణో మయేత్రావర్ణస్సహ గృహ్యతే గృహ్యతే సహ మయేత్రావర్ణో మయేత్రావర్ణస్సహ గృహ్యతే మైత్రావరుణ ఇది మైత్రావరుణ సహ గృహ్యతే గృహ్యతే సహ సహ గృహ్యతే తస్మాత్తస్మాద్గృహ్యతే సహ సహ గృహ్యతే తస్మాత్ గృహ్యతే తస్మాత్తస్మాద్గృహ్యతే గృహ్యతే తస్మాద్రాజ్ఞారాజ్ఞా తస్మాద్గృహ్యతే గృహ్యతే తస్మాద్రాజ్ఞారాజ్ఞా తస్మాత్తస్మాద్రాజ్ఞారాజానగో రాజానగోరాజ్ఞా తస్మాత్తస్మాద్రాజ్ఞారాజానం రాజానగో రాజానగో రాజ్ఞారాజ్ఞా రాజానమగో శుభవాగో శుభవా రాజానగో రాజ్ఞారాజ్ఞా రాజానమగో శుభవా రాజానమగో శుభవాగో శుభవా రాజానగో రాజానమగో శుభవా ఘంది ఘంజగో శుభవా రాజానగో రాజానమగో శుభవా ఘంది శుభవా ఘంది ఘంజగో శుభవాగో శుభవా ఘంది వైశ్యన వైశ్యన ఘంజగో శుభవాగో శుభవా ఘంది వైశ్యన అగుం శుభవేత్యగుం శాభువా ఘంది వైశ్యేన వైశ్యేన ఘంది ఘంది వైశ్యేన వైశ్యం వైశ్యం వైశ్యేన ఘంది ఘంది వైశ్యేన వైశ్యం వైశ్యేన వైశ్యం వైశ్యం వైశ్యేన వైశ్యేన వైశ్యము సూత్రేణ సూత్రేణ వైశ్యం వైశ్యేన వైశ్యేన వైశ్యము సూత్రేణ వైశ్యము సూత్రేణ సూత్రేణ వైశ్యం వైశ్యము సూత్రేణ సూత్రము సూత్రము సూత్రేణ వైశ్యం వైశ్యము సూత్రేణ సూత్రం సూత్రేణ సూత్రము సూత్రము సూత్రేణ సూత్రేణ సూత్రం నన సూత్రము సూత్రేణ సూత్రేణ సూత్రం నా శ్రోత్రం నన శ్రోత్రము శ్రోత్రం నవై వై నోత్రము శ్రోత్రం నవై నవై వై నన వా ఇదమిదం వై నన వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం దివాది వేదం వై వా ఇదం దివా ఇదం దివాది వేదమిదం దివానది వేదమిదం దివాన దివానన దివాది వానరక్కన్న కన్న దివాది వాననక్తం నరక్కన్న కన్ననక్తమాసీదాసేన్నక్తన్ననక్తమాసీద రక్తమాసీదాసేన్నక్తన్నక్తమాసీద వ్యావృత్తమవ్యావృత్తమాసేన్నక్తన్నక్తమాసీద వ్యావృత్తం ఆసీదవ్యావృత్తమవ్యావృత్తమాసీదాసీదవ్యావృత్తం తే వ్యావృత్తమాసీదాసీదవ్యావృత్తం తే అవ్యావృత్తం తే వ్యావృత్తమవ్యావృత్తం తే దేవా దేవాస్తే వ్యావృత్తమవ్యావృత్తం తే దేవా అవ్యావృత్తమిత్యవీవృత్తం తే దేవా దేవాస్తే తే దేవా మిత్రావరుణో మిత్రావరుణో దేవాస్తే తే దేవా మిత్రావరుణో దేవా మిత్రావరుణో మిత్రావరుణో దేవా దేవా మిత్రావరుణావబ్రువన్న బ్రువన్ మిత్రావరుణో దేవా దేవా మిత్రావరుణావబ్రువన్ మిత్రావరుణావబ్రువన్న బ్రువన్ మిత్రావరుణో మిత్రావరుణావబ్రువన్ మితమిదమబ్రువన్ మిత్రావరుణో మిత్రావరుణావబ్రువన్ ఇదం మిత్రావరుణావిది మిత్రావరుణో అభ్రువన్నిదమిదమబ్రువన్నబ్రువన్నిదన్నోనకిదమబ్రువన్నబ్రువన్నిదన్నహిదన్నోనకిదమిదన్నోవిదమిదన్నోవినోనోవివాసయతంవాసయతంవినోనోవివాసయతంవాసయతంవాసయతంవాసయతమితీతివాసయతంవివివాసయతమితీవాసయతమితీతివాసయతంవాసయతమితితౌతావితివాసయతంవాసయతమితితౌ ఇదితౌతావితీతితావబ్రూతామబ్రూతాంతావితీతితావబ్రూతాం ప్రాణాపానో ప్రాణాపానో శ్యేత వేదో హి ప్రాణాపానో శ్యేత వేదో హి శ్యేతో యజ్ఞ వేదో హి శ్యేతో యజ్ ఏతో యద్యేతేతో యదుపాగుష్మంతర్యామౌ పాగుష్మంతర్యామౌ యదేతేతో యదుపాగుష్మంతర్యామౌ యదుపాగుష్మంతర్యామౌ పాగుష్మంతర్యామౌ యద్యదుపాగుష్మంతర్యామౌ మిత్రో మిత్ర ఉపాగుష్మంతర్యామౌ యద్యదుపాగుష్మంతర్యామౌ మిత్ర ఉపాగుష్మంతర్యామౌ మిత్రో మిత్ర ఉపాగుష్మంతర్యామౌ పాగుష్మంతర్యామౌ మిత్రో హరహర్మిత్ర ఉపాగుష్మంతర్యామౌ పాగుష్మంతర్యామౌ మిత్రోహ ఉపాగుష్మంతర్యామావిత్యుపాగుంషు అంతర్యామౌ మిత్రో హరహర్మిత్రో మిత్రో హరజనయత జనయదహర్మిత్రో మిత్రో హరజనయత్ అహరజనయత జనయద హర హరజనయద్వరుణో వరుణో జనయద హర హరజనయద్వరుణ అజనయద్వరుణో వరుణో జనయద జనయద్వరుణో రాత్రిగోరాత్రిం వరుణో జనయద జనయద్వరుణో రాత్రిం వరుణో రాత్రిగోరాత్రిం వరుణో వరుణో రాత్రిం తతస్తతో రాత్రిం వరుణో వరుణో రాత్రిం తత రాత్రిం తతస్తతో రాత్రిగోరాత్రిం తదో వై వై తతో రాత్రిగోరాత్రిం తదో వై తతో వై వై తతస్తతో వా ఇదమిదం వై తతస్తతో వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం వివీదం వై వా ఇదం వి ఇదం వివేదమిదం వ్యౌచ్ఛదౌ ఛగ్వేదమిదం వ్యౌచ్ఛదౌ వ్యౌచ్ఛదౌ ఛద్విద్యౌచ్ఛద్యద్యదౌ ఛద్విద్యౌచ్ఛద్యదు ఔచ్ఛద్యద్యదౌ ఛదౌ ఛద్యన్మయి ఏత్రావరుణో మయి ఏత్రావరుణో యదౌ ఊచ్ఛదౌ ఛద్యన్మయి ఏత్రావరుణ యన్మయి ఏత్రావరుణో మయి ఏత్రావరుణో యద్యన్మయి ఏత్రావరుణో గృహ్యతే గృహ్యతే మైత్రావరుణో యద్యన్మయి ఏత్రావరుణో గృహ్యతే మైత్రావరుణో గృహ్యతే గృహ్యతే మైత్రావరుణో మయి ఏత్రావరుణో గృహ్యతే అవ్యుష్ట్యై అవ్యుష్ట్యై గృహ్యతే మైత్రావరుణో మయి ఏత్రావరుణో గృహ్యతే అవ్యుష్ట్యై మైత్రావరుణ ఇది మైత్రావరుణ గృహ్యతే అవ్యుష్ట్యై అవ్యుష్ట్యై గృహ్యతే గృహ్యతే అవ్యుష్ట్యై వ్యుష్ట్యా ఇదివిష్ట్యై యజ్ఞస్య శిరశిరో యజ్ఞస్య యజ్ఞస్య శిరోచ్ఛిద్యతాచ్ఛిద్యత శిరో యజ్ఞస్య యజ్ఞస్య శిరోచ్ఛిద్యత శిరోచ్ఛిద్యతాచ్ఛిద్యత శిరశిరోచ్ఛిద్యతేచ్ఛిద్యత శిరశిరోచ్ఛిద్యతతే అచ్ఛిద్యతేచ్ఛిద్యతాచ్ఛిద్యతే దేవా దేవాస్తేచ్ఛిద్యతాచ్ఛిద్యతే దేవా తే దేవా దేవాస్తే దేవా అశ్వినావశ్వినౌ దేవాస్తే దేవా అశ్వినౌ దేవా అశ్వినావశ్వినౌ దేవా దేవా అశ్వినామబ్రువన్న బ్రువన్నశ్వినౌ దేవా దేవా అశ్వినామబ్రువన్న అశ్వినావ్రువన్న బ్రువన్న అశ్వినావశ్వినావ్రువన్ భిషజౌ భిషజావ్రువన్న అశ్వినావశ్వినావ్రువన్ భిషజౌ అబ్రువన్ భిషజౌ భిషజావ్రువన్న బ్రువన్ భిషజౌ వై వై భిషజావ్రువన్న బ్రువన్ భిషజౌ వై భిషజౌ వై వై భిషజౌ భిషజౌ వైస్థస్థో వై భిషజౌ భిషజౌ వైస్థ వైస్థస్థో వై వైస్థ ఇదమిదగ్గుస్థో వై వైస్థ ఇదం స్థ ఇదమిదగ్గుస్థస్థ ఇదం యజ్ఞస్య యజ్ఞస్యేదగ్గుస్థస్థ ఇదం యజ్ఞస్య ఇదం యజ్ఞస్య యజ్ఞస్యేదమిదం యజ్ఞస్య శిరశిరో యజ్ఞస్యేదమిదం యజ్ఞస్య శిర యజ్ఞస్య శిరశిరో యజ్ఞస్య యజ్ఞస్య శిరః ప్రతి ప్రతిశిరో యజ్ఞస్య యజ్ఞస్య శిరః ప్రతి శిరః ప్రతి ప్రతిశిరశిరః ప్రతిదత్తం దత్తం ప్రతిశిరశిరః ప్రతిదత్తం ప్రతిదత్తం దత్తం ప్రతి ప్రతిదత్తమిదీతి దత్తం ప్రతి ప్రతిదత్తమిది దత్తమిదీతి దత్తం దత్తమితి తౌ తావితి దత్తం దత్తమితి తౌ ఇది తౌ తావితి తావ్రోధామ్రోధాంతావితి తావ్రోధాం తావ్రోధామ్రోధాంతౌ తావ్రోధాం వరం వరమ్రోధాంతౌ తావ్రోధాం వరం వరమ్రోధాంతౌ తావ్రోధాం వరం వృణావహై వృణావహై వరమ్రోధామ్రోధాంవరం వృణావహై వరం వృణావహై వరం వరం వృణావహై గ్రహ గృహ్యతాం గృహ్యతామప్యత్రాత్రాపి గృహ్యతాం అభిగృహ్యతాం గృహ్యతామప్యభిగృహ్యతామితీతి గృహ్యతామప్యభిగృహ్యతామితి గృహ్యతామితీతి గృహ్యతాం గృహ్యతామితి తాభ్యాం తాభ్యామితి గృహ్యతాం గృహ్యతామితి తాభ్యాం ఏతమేతం తాభ్యామితి తాభ్యామేతం తాభ్యామేతమేతం తాభ్యాం తాభ్యామేతమాశ్వినమాశ్వినమేతం తాభ్యాం తాభ్యామేతమాశ్వినం ఏతమాశ్వినమాశ్వినమేతమేతమాశ్వినమగృహన్న గృహన్నాశ్వినమేతమేతమాశ్వినమగృహన్ ఆశ్వినమగృహన్న గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్ తతస్తతో గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్ తత అగృహన్ తతస్తతో గృహన్న గృహన్ తో వై వై తో గృహన్న గృహన్ తో వై తో వై వై తతస్తతో వై తౌతో వై తతస్తతో వై తౌ వై తౌతో వై వై తౌ యజ్ఞస్య యజ్ఞస్య తౌ వై వై తౌ యజ్ఞస్య తౌ యజ్ఞస్య యజ్ఞస్య తౌ తౌ యజ్ఞస్య శిర శిరో యజ్ఞస్య తౌ తౌ యజ్ఞస్య శిర యజ్ఞస్య శిర శిరో యజ్ఞస్య యజ్ఞస్య శిర ప్రతి ప్రతిశిరో యజ్ఞస్య యజ్ఞస్య శిర ప్రతి శిర ప్రతి ప్రతిశిర శిర ప్రత్యధత్తాం దత్తాం ప్రతిశిర శిర ప్రత్యధత్తాం ప్రత్యధత్తాం దత్తాం ప్రతి ప్రత్యధత్తాం యద్యదత్తాం ప్రతి ప్రత్యధత్తాం యద్ అదత్తాం యద్యదత్తాం దత్తాం యదా ఆశ్విన ఆశ్వినో యదత్తాం దత్తాం యదా ఆశ్విన ఆశ్విన ఆశ్వినో యద్యదా ఆశ్వినో గృహ్యతే గృహ్యత ఆశ్వినో యద్యదా ఆశ్వినో గృహ్యతే ఆశ్వినో గృహ్యతే గృహ్యత ఆశ్విన ఆశ్వినో గృహ్యతే యజ్ఞస్య యజ్ఞస్య గృహ్యత ఆశ్విన ఆశ్వినో గృహ్యతే యజ్ఞస్య గృహ్యతే యజ్ఞస్య యజ్ఞస్య గృహ్యతే గృహ్యతే యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యై యజ్ఞస్య గృహ్యతే గృహ్యతే యజ్ఞస్య నిష్కృత్యై యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యై యజ్ఞస్య యజ్ఞస్య నిష్కృత్యై తౌ తౌ నిష్కృత్యై యజ్ఞస్య యజ్ఞస్య నిష్కృత్యై తౌ నిష్కృత్యై తౌ తౌ నిష్కృత్యై నిష్కృత్యై తౌ దేవా దేవాస్తౌ నిష్కృత్యై నిష్కృత్యై తౌ దేవా నిష్కృత్యా ఇతి నిష్కృత్యై తౌ దేవా దేవాస్తౌ తౌ దేవా అబ్రువన్న అబ్రువన్ దేవాస్తౌ తౌ దేవా అబ్రువన్న దేవా అబ్రువన్న అబ్రువన్ దేవా దేవా అబ్రువన్న పూతావ పూతావ్రువన్ దేవా దేవా అబ్రువన్న పూతౌ అబ్రువన్న పూతావ పూతావ్రువన్న అబ్రువన్న పూతౌ వై వా అపూతావ్రువన్న అబ్రువన్న పూతౌ వై అపూతౌ వై వా అపూతావ పూతౌ వా ఇమా విమౌ వా అపూతావ పూతౌ వా ఇమౌ వా ఇమా విమౌ వై వా ఇమౌ మనుష్యచరౌ మనుష్యచరా విమౌ వై వా ఇమౌ మనుష్యచరౌ ఇమౌ మనుష్యచరౌ మనుష్యచరా విమా విమౌ మనుష్యచరౌ ఘషదౌ ఘషదౌ మనుష్యచరా విమా విమౌ మనుష్యచరౌ ఘషదౌ మనుష్యచరౌ ఘషదౌ ఘషదౌ మనుష్యచరౌ మనుష్యచరౌ ఘషదావితి ఘషదౌ మనుష్యచరౌ మనుష్యచరౌ ఘషదావితి మనుష్యచరావితి మనుష్యచరౌ ఘషదావితి ఘషదౌ ఘషదావితి తస్మాదితి ఘషదౌ ఘషదావితి తస్మాద్ తస్మాదిస్మాణేన బ్రాహ్మణేన తస్మాదిస్మాణేన తస్మాద్బ్రాహ్మణేన బ్రాహ్మణేన తస్మాద్బ్రాహ్మణేన భేషజం భేషజం బ్రాహ్మణేన తస్మాద్బ్రాహ్మణేన భేషజం బ్రాహ్మణేన భేషజం భేషజం బ్రాహ్మణేన బ్రాహ్మణేన భేషజన్న భేషజం బ్రాహ్మణేన బ్రాహ్మణేన భేషజన్న భేషదన్న భేషదం భేషదన్న కార్యం కార్యన్న భేషదం భేషదన్న కార్యం కార్యం కార్యన్న కార్యమభూతోపూత కార్యన్న కార్యమభూత కార్యమభూతోపూత కార్యం కార్యమభూతో హి హ్యభూత కార్యం కార్యమభూతో హి అభూతో హి హ్యభూతోభూతో హ్యేష ఏష హ్యభూతోభూతో హ్యేష హ్యేష ఏష హి హ్యేషో మేధ్యో మేధ్య ఏష హి హ్యేషో మేధ్య ఏషో మేధ్యో మేధ్య ఏష ఏషో మేధ్యో యోయో మేధ్య ఏష ఏషో మేధ్యోయ అమేధ్యో యోయో మేధ్యో మేధ్యో యో భిషక్ భిషద్యో మేధ్యో మేధ్యో యో భిషకు యో భిషక్ భిషద్యో యో భిషక్తౌ తో భిషక్ యో యో భిషక్తౌ భిషక్తౌ తో భిషక్ భిషక్తౌ బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన తౌ భిషక్ భిషక్తౌ బహిష్ప్రవమానేన తౌ బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన తౌ తౌ బహిష్ప్రవమానేన పవయిత్వా పవయిత్వా బహిష్ప్రవమానేన తౌ తౌ బహిష్ప్రవమానేన పవయిత్వా బహిష్ప్రవమానేన పవయిత్వా పవయిత్వా బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన పవయిత్వా తాభ్యాం తాభ్యాం పవయిత్వా బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన పవయిత్వా తాభ్యాం బహిష్ప్రవమానేనేతి బహిః ప్రవమానేన పవయిత్వాభ్యాం తాభ్యాం పవయిత్వా పవయిత్వా తాభ్యామేతమేతం తాభ్యాం పవయిత్వా పవయిత్వా తాభ్యామేతం తాభ్యామేతమేతం తాభ్యాం తాభ్యామేతమాశ్వినమాశ్వినమేతం తాభ్యాం తాభ్యామేతమాశ్వినం ఏతమాశ్వినమాశ్వినమేతమేతమాశ్వినమ గృహన్న గృహన్నాశ్వినమేతమేతమాశ్వినమ గృహన్న ఆశ్వినమ గృహన్న గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్ తస్మాత్ తస్మాద్ గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్ తస్మాత్ అగృహన్ తస్మాత్ తస్మాద్ గృహన్న గృహన్ తస్మాత్ బహిష్పవమానే బహిష్పవమానే తస్మాద్ గృహన్న గృహన్ తస్మాత్ బహిష్పవమానే తస్మాత్ బహిష్పోమానే బహిష్పోమానే తస్మాత్ తస్మాత్ బహిష్పోమానే స్తుతే స్తుతే బహిష్పోమానే తస్మాత్ తస్మాత్ బహిష్పోమానే స్తుతే బహిష్పోమానే స్తుతే స్తుతే బహిష్పోమానే బహిష్పోమానే స్తుత ఆశ్విన ఆశ్విన స్తుతే బహిష్పోమానే బహిష్పోమానే స్తుత ఆశ్విన బహిష్పవమాన ఇతి బలిః అవమానే స్తుత ఆశ్విన ఆశ్వినస్తుతే స్తుత ఆశ్వినో గృహ్యతే గృహ్యత ఆశ్వినస్తుతే స్తుత ఆశ్వినో గృహ్యతే ఆశ్వినో గృహ్యతే గృహ్యత ఆశ్విన ఆశ్వినో గృహ్యతే తస్మాత్ తస్మాత్ గృహ్యత ఆశ్విన ఆశ్వినో గృహ్యతే తస్మాత్ గృహ్యతే తస్మాత్ తస్మాత్ గృహ్యతే గృహ్యతే తస్మాదేవమేవం తస్మాత్ గృహ్యతే గృహ్యతే తస్మాదేవం తస్మాదేవమేవం తస్మాత్ తస్మాదేవం విదుషా విదుషైవం తస్మాత్ తస్మాదేవం విదుషా ఏవం విదుషా విదుషైవమేవం విదుషా బహిష్పవమానో బహిష్పవమానో విదుషైవమేవం విదుషా బహిష్పవమాన విదుషా బహిష్పవమానో బహిష్పవమానో విదుషా విదుషా బహిష్పవమాన ఉపసద్య ఉపసద్యో బహిష్పవమానో విదుషా విదుషా బహిష్పవమాన ఉపసద్య బహిష్పవమాన ఉపసద్య ఉపసద్యో బహిష్పవమానో బహిష్పవమాన ఉపసద్య పవిత్రం పవిత్రం ఉపసద్యో బహిష్పవమానో బహిష్పవమాన ఉపసద్య పవిత్రం బహిష్పవమాన ఇతి బహిః పవమాన ఉపసద్య పవిత్రం పవిత్రం ఉపసద్య ఉపసద్య పవిత్రం వై వై పవిత్రం ఉపసద్య ఉపసద్య పవిత్రం వై ఉపసద్య ఇత్యుపాసద్య పవిత్రం వై వై పవిత్రం పవిత్రం వై బహిష్పవమానో బహిష్పవమానో వై పవిత్రం పవిత్రం వై బహిష్పవమాన వై బహిష్పవమానో బహిష్పవమానో వై వై బహిష్పవమాన ఆత్మానం ఆత్మానం బహిష్పవమానో వై వై బహిష్పవమాన ఆత్మానం బహిష్పవమాన ఆత్మానమాత్మానం బహిష్పవమానో బహిష్పవమాన ఆత్మానమేవైవాత్మానం బహిష్పవమానో బహిష్పవమాన ఆత్మానమేవ బహిష్పవమాన ఇతి బహిః పవమాన ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ పవయతే పవయత ఏవాత్మానమాత్మానమేవ పవయతే ఏవ పవయతే పవయత ఏవైవ పవయతేతయోస్తయో పవయత ఏవైవ పవయతేతయో పవయతేతయోస్తయో పవయతే పవయతేతయో స్త్రేధా త్రేధాతయో పవయతే పవయతేతయో స్త్రేధాతయో స్త్రేధా త్రేధాతయోస్తయో స్త్రేధా భైషత్యం భైషత్యం త్రేధాతయోస్తయో స్త్రేధా భైషత్యం త్రేధా భైషత్యం భైషత్యం త్రేధా త్రేధా భైషత్యం విభైషత్యం త్రేధా త్రేధా భైషత్యం వి భైషత్యం విభైషత్యం భైషత్యం వినిని విభైషత్యం భైషత్యం విని వినిని విలిన్యదధురదధుర్నిధురగ్నావగ్నావదధుర్నిధురగ్నౌ అదధురగ్నావగ్నావదధురదధురగ్నౌ తృతీయం తృతీయమగ్నావదధురదధురగ్నౌ తృతీయం అగ్నౌ తృతీయం తృతీయమగ్నావగ్నౌ తృతీయమప్సప్సు తృతీయమగ్నావగ్నౌ తృతీయమప్సు తృతీయమప్సప్సు తృతీయం తృతీయమప్సు తృతీయం తృతీయమప్సు తృతీయం తృతీయమప్సు తృతీయం అప్సు తృతీయం తృతీయమప్సప్సు తృతీయం బ్రాహ్మణే బ్రాహ్మణే తృతీయమప్సప్సు తృతీయం బ్రాహ్మణే అప్సీతోసు తృతీయం బ్రాహ్మణే బ్రాహ్మణే తృతీయం తృతీయం బ్రాహ్మణే తృతీయం తృతీయం బ్రాహ్మణే తృతీయం తృతీయం బ్రాహ్మణే తృతీయం బ్రాహ్మణే తృతీయం తృతీయం బ్రాహ్మణే బ్రాహ్మణే తృతీయం తస్మాత్ తస్మాత్ తృతీయం బ్రాహ్మణే బ్రాహ్మణే తృతీయం తస్మాత్ తృతీయం తస్మాత్ తస్మాత్ తృతీయం తృతీయం తస్మాదుద పాత్రముల పాత్రం తస్మాత్ తృతీయం తృతీయం తస్మాదుద పాత్రం తస్మాదుద పాత్రముల పాత్రం తస్మాత్ తస్మాదుద పాత్రముపనిధాయోపనిధాయోద పాత్రం తస్మాత్ తస్మాదుద పాత్రముపనిధాయ ఉదపాత్రముపనిధాయోపనిధాయోద పాత్రముద పాత్రముపనిధాయ బ్రాహ్మణం బ్రాహ్మణముపనిధాయోద పాత్రముద పాత్రముపనిధాయ బ్రాహ్మణం ఉదపాత్రమిత్యుద పాత్రం ఉపనిధాయ బ్రాహ్మణం బ్రాహ్మణముపనిధాయోపనిధాయ బ్రాహ్మణం దక్షిణతో దక్షిణతో బ్రాహ్మణముపనిధాయోపనిధాయ బ్రాహ్మణం దక్షిణత ఉపనిధాయేత్యుపనిధాయ బ్రాహ్మణం దక్షిణతో దక్షిణతో బ్రాహ్మణం బ్రాహ్మణం దక్షిణతో నిషాద్య నిషాద్య దక్షిణతో బ్రాహ్మణం బ్రాహ్మణం దక్షిణతో నిషాద్య దక్షిణతో నిషాద్య నిషాద్య దక్షిణతో దక్షిణతో నిషాద్య భేషజం భేషజం నిషాద్య దక్షిణతో దక్షిణతో నిషాద్య భేషజం నిషాద్య భేషజం భేషజం నిషాద్య నిషాద్య భేషజం కుర్యాత్ కుర్యాత్ భేషజం నిషాద్య నిషాద్య భేషజం కుర్యాత్ నిషాద్యేతి నిషాద్య భేషజం కుర్యాత్ కుర్యాత్ భేషజం భేషజం కుర్యాత్ యావత్ యావత్ కుర్యాత్ భేషజం భేషజం కుర్యాత్ యావత్ కురయావత్వత్వదేవ బహిష్టాత్ ప్రాణా బహిష్టాత్ బహిష్టాత్ ప్రాణా ప్రాణా ప్రాణా ప్రాణా ఇది ప్రాణా ప్రాణా వై వై ప్రాణా ప్రాణా వా ఏత ఏతే వై ప్రాణా ప్రాణా వా ఏతే ప్రాణా ఇది ప్రాణా వా ఏత ఏతే వై వా ఏతే యద్యేతే వై వా ఏతే యత్ ఏతే యద్యేత ఏతే యద్విదేవత్యాద్విదేవత్యాయుదేత ఏతే యద్విదేవత్యా పశవః పశవో ఓద్విదేవత్యా యద్యద్విదేవత్యా పశవః ఇడేడా పశవో ఓద్విదేవత్యా యద్విదేవత్యా పశవః ఇడా విదేవత్యా ఇతిద్వి దేవత్యా పశవః ఇడేడా పశవః పశవః ఇడా యద్యదిడా పశవః పశవః ఇడా యత్ ఇడాయ్యదిడేడాయ్యదిడామిడాయ్యదిడేడాయ్యదిడాం ఇడాయ్యదిడేడాయ్యదిడాంపూర్వాంపూర్వామిడాయ్యదిడాంపూర్వాం ఇడాంపూర్వాంపూర్వామిడాయ్యదిడాంపూర్వాం విదేవత్యే ఏభ్యో ఇంద్రవాయవ ఇత్యైనీంద్రవాయవ చక్షుర్మైత్రావరుణో మయీ ఈత్రావరుణశ్చక్షరైంద్రవాయవ ఈ ఇంద్రవాయవ చక్షుర్మైత్రావరుణ ఐంద్రవాయవ ఇత్యైనీంద్రవాయవ చక్షుర్మైత్రావరుణో మయీ ఈత్రావరుణశ్చక్షుర్మైత్రావరుణశ్రోత్రగ్రశ్రోత్రం మైత్రావరుణశ్చక్షుశ్చక్షుర్మైత్రావరుణశ్రోత్రం మైత్రావరణశ్రోత్రగ్రశ్రోత్రం మైత్రావరుణో మైత్రావరణశ్రోత్రమాశ్విన ఆశ్వినశ్రోత్రం మైత్రావరుణో మైత్రావరణశ్రోత్రమాశ్విన మైత్రావరుణ ఇది మైత్రావరుణ శ్రోత్రమాశ్విన ఆశ్వినశ్రోత్రగ్రశ్రోత్రమాశ్విన పురస్తాశ్వినశ్రోత్రగ్రశ్రోత్రమాశ్వినం పురస్తాత్ ఆశ్విన పురస్తాశ్విన ఆశ్విన పురస్తాదైంద్రవాయవమైంద్రవాయవం పురస్తాశ్విన ఆశ్విన పురస్తాదైంద్రవాయవం పురస్తాదైంద్రవాయవమైంద్రవాయవం పురస్తాదైంద్రవాయవం భక్షయతి భక్షేత్యైంద్రవాయవం పురస్తాదైంద్రవాయవం భక్షయతి ఐంద్రవాయవం భక్షయతి భక్షయత్యైంద్రవాయవమైంద్రవాయవం భక్షయతి తస్మాద్భక్షయత్యైంద్రవాయవమైంద్రవాయవం భక్షయతి తస్మాద్ ఐంద్రవాయవమిత్యైంద్రవాయవం భక్షయతి తస్మాద్భక్షయతి భక్షయతి తస్మాత్పురస్తాత్పురస్తాత్తస్మాద్భక్షయతి భక్షయతి తస్మాత్పురస్తాద్ తస్మాత్పురస్తాత్పురస్తాత్తస్మాత్పురస్తాద్వాచావాచాపురస్తాత్తస్మాత్పురస్తాద్వాచావదతి వదతి వాచాపురస్తాత్పురస్తాద్వాచావదతి వాచావాచావదతి పురస్తాత్పురస్తాద్వదతి వాచావాచావదతి పురస్తాద్ వదతి పురస్తాత్పురస్తాత్వదతి వదతి పురస్తాన్మైత్రావరుణం మైత్రావరుణం పురస్తాత్వదతి వదతి పురస్తాన్మైత్రావరుణం పురస్తాన్మైత్రావరుణం మైత్రావరుణం పురస్తాత్పురస్తాన్మైత్రావరుణం తస్మాత్తస్మాన్మైత్రావరుణం పురస్తాత్పురస్తాన్మైత్రావరుణం తస్మాద్ మైత్రావరుణం తస్మాత్తస్మాన్మైత్రావరుణం మైత్రావరుణం తస్మాత్పురస్తాత్పురస్తాత్తస్మాన్మైత్రావరుణం మైత్రావరుణం తస్మాత్పురస్తాత్ మైత్రావరుణమిది మైత్రావరుణం తస్మాత్పురస్తాత్పురస్తాత్తస్మాత్తస్మాత్పురస్తాచక్షుషా పరిహారం పరిహారకం సర్వదః పరిహారమాశ్వినం పరిహారమాశ్వినమాశ్వినం పరిహారం పరిహారమాశ్వినం తస్మాత్తస్మాదాశ్వినం పరిహారం పరిహారకం సర్వదః పరిహారమాశ్వినం తస్మాద్ పరిహారమిది పరిహారం ఆశ్వినం తస్మాత్తస్మాదాశ్వినమాశ్వినం తస్మాత్ సర్వదః సర్వదస్తస్మాదాశ్వినమాశ్వినం తస్మాత్ సర్వదః సర్వదస్తస్మాత్తస్మాత్ సర్వదశ్రోత్రేణ సాధయితి సాధయితి తస్మాదరిక్తా అంతరతో అంతరతో రిక్తాస్తస్మాత్తస్మాదరిక్తా అంతరతః రిక్తా అంతరతో అంతరతో రిక్తా రిక్తా అంతరత ప్రాణ ప్రాణ అంతరతో రిక్తా రిక్తా అంతరత ప్రాణ అంతరత ప్రాణ ప్రాణ అంతరతో అంతరత ప్రాణాయుతో యుత ప్రాణ అంతరతో అంతరత ప్రాణాయుత ప్రాణాయుతో యుత ప్రాణ ప్రాణాయుత ఖలు ఖలుత ప్రాణ ప్రాణాయుత ఖలు ప్రాణాది ప్రాణా యత ఖలు ఖలుతో యత ఖలు వై వై ఖలు యతో యత ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞస్య వై ఖలు ఖలు వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య విదతస్య విదతస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య విదతస్య యజ్ఞస్య విదతస్య విదతస్య యజ్ఞస్య యజ్ఞస్య విదతస్య నన విదతస్య యజ్ఞస్య యజ్ఞస్య విదతస్య న విదతస్య నన విదతస్య విదతస్య న క్రియతే క్రియతే న విదతస్య విదతస్య న క్రియతే విదతస్యేతి వితతస్య న క్రియతే క్రియతే న క్రియతే తత్ క్రియతే న క్రియతే తత్ క్రియతే తత్ క్రియతే క్రియతే తదన్మను తత్ క్రియతే క్రియతే తదను తదన్మను తత్తదను యజ్ఞం యజ్ఞమను తత్తదను యజ్ఞం అను యజ్ఞం యజ్ఞమన్మను యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞమన్మను యజ్ఞగో రక్షాగుంసి యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగస్య వరక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగస్య రక్షాగస్య వరక్షాగుంసి రక్షాగస్య వచరంతి చరంత్య వరక్షాగుంసి రక్షాగస్య వచరంతి అవచరంతి చరంత్య వచరంతి యజ్ఛరంత్య వచరంతి యద్ చరంతి యజ్ఛరంతి చరంతి యదరిక్తాన్యరిక్తాని యచ్చరంతి చరంతి యదరిక్తాని యదరిక్తాన్యరిక్తాని యజ్ఞరిక్తాని పాత్రాణి పాత్రాణ్యరిక్తాని యజ్ఞరిక్తాని పాత్రాణి అరిక్తాని పాత్రాణి పాత్రాణ్యరిక్తాన్యరిక్తాని పాత్రాన్ని సాధయతి సాధయతి పాత్రాణ్యరిక్తాన్యరిక్తాన్ని పాత్రాన్ని సాధయతి పాత్రాన్ని సాధయతి సాధయతి పాత్రాన్ని పాత్రాన్ని సాధయతి క్రియమాణం క్రియమాణకం సాధయతి పాత్రాన్ని పాత్రాన్ని సాధయతి క్రియమాణం సాధయతి క్రియమాణం క్రియమాణకం సాధయతి సాధయతి క్రియమాణమేవైవ క్రియమాణకం సాధయతి సాధయతి క్రియమాణమేవ క్రియమాణమేవైవ క్రియమాణం క్రియమాణమేవ తత్తదేవ క్రియమాణం క్రియమాణమేవ తద్ దేవదత్తదేవైవ తద్యజ్ఞస్య యజ్ఞస్య తదేవైవ తద్యజ్ఞస్య తద్యజ్ఞస్య యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య శయేషయే యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య శయే యజ్ఞస్య శయేషయే యజ్ఞస్య యజ్ఞస్య శయే రక్షసాగో రక్షసాగో శయే యజ్ఞస్య యజ్ఞస్య శయే రక్షసాం శయే రక్షసాగో రక్షసాగో శయే శయే రక్షసామనన్మవచారాయనన్మవచారాయ రక్షసాగో శయే శయే రక్షసామనన్మవచారాయ రక్షసామనన్మవచారాయనన్మవచారాయ రక్షసాగో రక్షసామనన్మవచారాయ దక్షిణస్య దక్షిణస్యానన్మవచారాయ రక్షసాగో రక్షసామనన్మవచారాయ దక్షిణస్య అనన్మవచారాయ దక్షిణస్య దక్షిణస్యానన్మవచారాయనన్మవచారాయ దక్షిణస్య విర్ధానస్య విర్ధానస్య దక్షిణస్యానన్మవచారాయనన్మవచారాయ దక్షిణస్య విర్ధానస్య అనన్మవచారాయేత్యనన్మవచారాయ దక్షిణస్య విధానస్య విధానస్య దక్షిణస్య దక్షిణస్య విధానస్యోత్తరస్యాముత్తరస్యాగోహ విధానస్య దక్షిణస్య దక్షిణస్య విధానస్యోత్తరస్యాగోహ విధానస్య విధానస్యోత్తరస్యాం వర్తన్యాం వర్తన్యాముత్తరస్యాగోహ విధానస్య విధానస్యోత్తరస్యాం వర్తన్యాం విధానస్యేతి హవిః ధానస్య ఉత్తరస్యాం వర్తన్యాం వర్తన్యాముత్తరస్యాముత్తరస్యాం వర్తన్యాగుం సాధయతి సాధయతి వర్తన్యాముత్తరస్యాముత్తరస్యాం వర్తన్యాగుం సాధయతి ఉత్తరస్యామిత్యుదుత్తరస్యాం వర్తన్యాగుం సాధయతి సాధయతి వర్తన్యాం వర్తన్యాగుం సాధయతి వాచి వాచి సాధయతి వర్తన్యాం వర్తన్యాగుం సాధయతి వాచి సాధయతి వాచి వాచి సాధయతి సాధయతి వాచ్యేవైవ వాచి సాధయతి సాధయతి వాచ్యేవ వాచ్యేవైవ వాచి వాచ్యేవ వాచం వాచమేవ వాచి వాచ్యేవ వాచం ఏవ వాచం వాచమేవైవ వాచం దధాతి దధాతి వాచమేవైవ వాచం దధాతి వాచం దధాతి దధాతి వాచం వాచం దధాత్యా దధాతి వాచం వాచం దధాత్యా దధాత్యా దధాతి దధాత్యా తృతీయ సమనాత్ తృతీయ సమనాదా దధాతి దధాత్యా తృతీయ సమనాత్ ఆతృతీయ సమనాత్ తృతీయ సమనాదా తృతీయ సమనాత్ పరిపరి తృతీయ సమనాదా తృతీయ సమనాత్ పరి తృతీయ సమనాత్ పరిపరి తృతీయ సమనాత్ తృతీయ సమనాత్ పరిశేరే శేరే పరి తృతీయ సమనాత్ తృతీయ సమనాత్ పరిశేరే తృతీయ సమనాది తృతీయ సమనాత్ పరిశేరే శేరే పరి పరిశేరే యజ్ఞస్య యజ్ఞస్య శేరే పరి పరిశేరే యజ్ఞస్య శేరే యజ్ఞస్య యజ్ఞస్య శేరే శేరే యజ్ఞస్య సంతత్తి సంతత్తి యజ్ఞస్య శేరే శేరే యజ్ఞస్య సంతత్తి యజ్ఞస్య సంతత్తి సంతత్తి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్తి సంతత్యాది సంతత్తి బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం పురోహిత పురోహితో దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం పురోహిత దేవానాం పురోహిత పురోహితో దేవానాం దేవానాం పురోహిత ఆసీదాసీ పురోహితో దేవానాం దేవానాం పురోహిత ఆసీత్ పురోహిత ఆసీదాసీ పురోహిత పురోహిత ఆసీత్ ఛందామర్కౌ ఛందామర్కావాసీ పురోహిత పురోహిత ఆసీత్ ఛందామర్కౌ పురోహిత ఇతి పురః ఇతః ఆసీచ్ఛందామర్కౌషందామర్కావాసీదాసీచ్ఛందామర్కావసురాణామసురాణాకౌషందామర్కావాసీదాసీచ్ఛందామర్కావసురాణాం బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో సురాణాకౌషందామర్కౌషందామర్కావసురాణాం బ్రహ్మణ్వంతః ఛందామర్కావితి ఛందామర్కౌ అసురాణాం బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతోసురాణామసురాణాం బ్రహ్మణ్వంతో దేవాదేవా బ్రహ్మణ్వంతోసురాణామసురాణాం బ్రహ్మణ్వంతో దేవా బ్రహ్మణ్వంతో దేవాదేవా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో దేవా ఆసన్నాసం దేవా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో దేవా ఆసన్ను బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణ్వంత దేవా ఆసన్నాసం దేవా దేవా ఆసన్ బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంత ఆసన్ దేవా దేవా ఆసన్ బ్రహ్మణ్వంత ఆసన్ బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంత ఆసన్నాసన్ బ్రహ్మణ్వంతోసురా అసురా బ్రహ్మణ్వంత ఆసన్నాసన్ బ్రహ్మణ్వంతోసురా బ్రహ్మణ్వంతోసురా అసురా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతోసురాస్తే రేసురా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతోసురాస్తే బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణ్వంత అసురాస్తే దేశుర అసురాస్తేన్యోన్యస్తేన్యోన్యమన్యమన్యస్తేన్యోన్యమన్యమన్యస్తేన్యోన్యమన్యోన్యమన్యోన్యోన్యన్నన్యమన్యోన్యోన్యన్న అన్యన్ననాన్యమన్యన్నాశక్నువన్నశక్నువన్నాన్యమన్యన్నాశక్నువన్న షండామర్కౌషండామర్కౌ దేవాస్తే దేవాశ్షండామర్కౌ దేవాశ్షండామర్కౌషండామర్కౌ దేవాదేవాశ్షండామర్కావుపోపషండామర్కౌ దేవాదేవాశ్షండామర్కావుపషండామర్కౌషండామర్కావుపామంత్రయంతామంత్రయంతోపషండామర్కౌషండామర్కావుపామంత్రయంతః షండామర్కావితి షండామర్కౌ ఉపామంత్రయంతామంత్రయంతోపామంత్రయంతతౌతావమంత్రయంతతౌ అమంత్రయంతతౌతావమంత్రయంతామంత్రయంతతావః బ్రూతామబ్రూతాంతావమంత్రయంతామంత్రయంతతావః బ్రూతాం తావః బ్రూతామబ్రూతాంతౌతావః బ్రూతాం వరం వరమబ్రూతాంతౌతావః బ్రూతాం వరం అబ్రూతాం వరం వరమబ్రూతాం బ్రూతాం వరం వృణావహై వృణావహై వరమబ్రూతాం బ్రూతాం వరం వృణావహై వరం వృణావహై వృణావహై వరం వరం వృణావహై గ్రహౌ గ్రహౌ వృణావహై వరం వరం వృణావహై గ్రహౌ వృణావహై గ్రహౌ గ్రహౌ వృణావహై వృణావహై గ్రహ వేవైవ గ్రహౌ వృణావహై వృణావహై గ్రహ వేవ గ్రహ వేవైవ గ్రహౌ గ్రహ వేవనౌ నా వేవ గ్రహౌ గ్రహ వేవనౌ వేవనౌ నా వేవైవ నావత్రాత్ర నా వేవైవ నావత్ర నావత్రాత్ర నౌ నావత్రాప్యప్యత్ర నౌ నావత్రాపి అత్రాప్యప్యత్రాత్రాపి గృహ్యేతాం గృహ్యేతామప్యత్రాత్రాపి గృహ్యేతాం అభిగృహ్యేతాం గృహ్యేతామప్యభిగృహ్యేతామితి గృహ్యేతామప్యభిగృహ్యేతామితి గృహ్యేతామితి గృహ్యేతాం గృహ్యేతామితాభ్యాం తాభ్యామితి గృహ్యేతాం గృహ్యేతామితాభ్యాం ఇతాభ్యాం తాభ్యామితి తాభ్యామేతావేతవతాభ్యామితి తాభ్యామేతౌ శుక్రామంజనౌ శుక్రామంజనా వగృహన్నగృహన్ శుక్రామంజనా వేతావేతో శుక్రామంజనా వగృహన్నగృహన్ శుక్రామంజనౌ శుక్రామంజనా వగృహన్నంతతస్తతో గృహన్ శుక్రామంజనౌ శుక్రామంజనా వగృహన్నంతతః శుక్రామంజనా విధి శుక్రామంజనౌ అగృహంతతస్తతో గృహన్నగృహంతతో దేవా దేవాస్తతో గృహన్నగృహంతతో దేవా అభవన్ అభవన్ దేవాస్తతస్తతో దేవా అభవన్ దేవా అభవన్న భవన్ దేవా దేవా అభవంతరా పరా భవన్ దేవా దేవా అభవంతరా అభవన్ పరా పరా భవన్న భవన్ పరాసురా అసురాః పరా భవన్న భవన్ పరాసురాః పరాసురా అసురాః పరా పరాసురా యస్యాసురాః పరా పరాసురా యస్య అసురా యస్యాసురా అసురా యస్యైవమేవం యస్యాసురా అసురా యస్యైవం యస్యైవమేవం యస్యైవం విదుష విదుష ఏవం యస్యైవం విదుష ఏవం విదుష విదుష ఏవమేవం విదుష శుక్రామంజనౌ శుక్రామంజనౌ విదుష ఏవమేవం విదుష శుక్రామంజనౌ విదుష శుక్రామంజనౌ శుక్రామంజనౌ విదుషో విదుష శుక్రామంజనౌ దృశ్యేతే దృశ్యేతే శుక్రామంజనౌ విదుషో విదుష శుక్రామంజనౌ దృశ్యేతే శుక్రామంజనౌ గృహ్యేతే గృహ్యేతే శుక్రామంజనౌ శుక్రామంజనౌ గృహ్యేతే భవతి భవతి గృహ్యేతే శుక్రామంజనౌ శుక్రామంజనౌ గృహ్యేతే భవతి శుక్రామంజనా విదు శుక్రామంజనౌ గృహ్యేతే భవతి భవతి గృహ్యేతే గృహ్యేతే భవత్యాత్మనా భవతి గృహ్యేతే గృహ్యేతే భవత్యాత్మనా గృహ్యేతే ఇది గృహ్యేతే భవత్యాత్మనాత్మనా భవతి భవత్యాత్మనా పరా పరాత్మనా భవతి భవత్యాత్మనా పరా ఆత్మనా పరా పరాత్మనాత్మనా పరా స్యాస్య పరాత్మనాత్మనా పరా స్య పరా స్యాస్య పరా పరా స్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్య పరా పరా స్య భ్రాతృవ్య అస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి తౌ తౌ భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి తౌ భవతి తౌ తౌ దేవా దేవాస్తౌ భవతి భవతి దేవా అపనుజ్యాపనుజ్య దేవాస్తౌ దేవా అపనుజ్య దేవా అపనుజ్యాపనుజ్య దేవా దేవా అపనుజ్యాత్మన ఆత్మనే పనుజ్య దేవా దేవా అపనుజ్యాత్మనే అపనుజ్యాత్మన ఆత్మనే పనుజ్యాపనుజ్యాత్మన ఇంద్రాయేంద్రాయాత్మనే పనుజ్యాపనుజ్యాత్మన ఇంద్రాయ అపనుజ్యేత్య పానుజ్య ఆత్మన ఇంద్రాయేంద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుహవరజుహవరింద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుహవు ఇంద్రాయాజుహవరజుహవరింద్రాయేంద్రాయాజుహవరపనుత్తావపనుత్తావజుహవరింద్రాయేంద్రాయాజుహవరపనుత్తౌ రజుహవరపనుత్తావజుహవరజుహవరపనుత్తౌ షండామర్కౌ షండామర్కావపనుత్తావజుహవరజుహవరపనుత్తౌ షండామర్కౌ అపనుత్తౌ షండామర్కౌ షండామర్కావపనుత్తావపనుత్తౌ షండామర్కౌ సహ సహ షండామర్కావపనుత్తావపనుత్తౌ షండామర్కౌ సహ అపనుత్తావిత్యపనుత్తౌ షండామర్కౌ సహ సహ షండామర్కౌ షండామర్కౌ సహామునామునా సహ షండామర్కౌ షండామర్కౌ సహామునా షండామర్కావితి షండామర్కౌ సహామునామునా సహ సహామునేతీత్యమునా సహ సహామునేతి అమునేదీత్యమునామునేది బ్రూయాద్ బ్రూయాదిత్యమునామునేది బ్రూయాద్ ఇది బ్రూయాద్ బ్రూయాదితీది బ్రూయాద్యం బ్రూయాదితీది బ్రూయాద్యం బ్రూయాద్యం బ్రూయాద్ బ్రూయాద్యం విష్యాద్ విష్యాద్యం బ్రూయాద్ బ్రూయాద్యం విష్యాద్ యం విష్యాద్ విష్యాద్యం విష్యాద్యం విష్యాద్యం విష్యాద్యం విష్యాద్యం విష్యాద్ విష్యాద్యమేవం విష్యాద్ విష్యాద్యమేవ యమేవైవయమేవ ద్వేష్టి ద్వేష్ట్యమేవ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్ట్యమైవ ద్వేష్టి తేన తేన ద్వేష్ట్యమైవ ద్వేష్టి తేన ద్వేష్టి తేన తేన ద్వేష్టి ద్వేష్టి తేనైనావేనౌ తేన ద్వేష్టి ద్వేష్టి తేనైనౌ తేనైనావేనౌ తేన తేనైనౌ సహ సహైనౌ తేన తేనైనౌ సహ ఏనౌ సహ సహైనా వేనౌ సహా పాప సహైనా వేనౌ సహాప సహా పాప సహ సహాప నుదతే నుదతేప సహ సహాప నుదతే అపనుదతే నుదతే పాపనుదతే ససనుదతే పాపనుదతే సహ నుదతే ససనుదతే నుదతే సప్రథమః ప్రథమః సనుదతే నుదతే సప్రథమః సప్రథమః ప్రథమస్స సప్రథమః సంగృతిః సంగృతిః ప్రథమస్స సప్రథమః సంగృతిః ప్రథమస్స సంగృతిః సంగృతిః ప్రథమః ప్రథమస్స సంగృతిర్విశ్వకర్మా విశ్వకర్మా సంగృతిః ప్రథమః ప్రథమస్స సంగృతిర్విశ్వకర్మా సంగృతిర్విశ్వకర్మా విశ్వకర్మా సంగృతిః సంగృతిర్విశ్వకర్మేతి విశ్వకర్మా సంగృతిః సంగృతిర్విశ్వకర్మేతి విశ్వకర్మేతి విశ్వకర్మా విశ్వకర్మేత్యేవైవేతి విశ్వకర్మా విశ్వకర్మేత్యేవ విశ్వకర్మేతి విశ్వకర్మా ఇత్యేవైవేతి ఇత్యేవైనా వేనా వేవేతి ఇత్యేవైనౌ ఏవైనా వేనా వేవైవైనా వాత్మన ఆత్మన ఏనా వేవైవైనా వాత్మనే ఏనా వాత్మన ఆత్మన ఏనా వేనా వాత్మన ఇంద్రాయేంద్రాయాత్మన ఏనా వేనా వాత్మన ఇంద్రాయ ఆత్మన ఇంద్రాయేంద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుహవరజుహవరింద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుహవు ఇంద్రాయాజుహవరజుహవరింద్రాయేంద్రాయాజుహవరింద్ర ఇంద్రోజుహవరింద్రాయేంద్రాయాజుహవరింద్ర అజుహవరింద్ర ఇంద్రో జుహవరజుహవరింద్రోహీంద్రో జుహవరజుహవరింద్రోహి ఇంద్రోహీంద్ర ఇంద్రోహ్యేతాన్యేతాని హీంద్ర ఇంద్రోహ్యేతాని శ్యేతాన్యేతాని హిష్యేతాని రూపాణి రూపాణ్యేతాని హిష్యేతాని రూపాణి ఏతాని రూపాణి రూపాణ్యేతాన్యేతాని రూపాణి కరిక్రత్ కరిక్రత్ రూపాణ్యేతాన్యేతాని రూపాణి కరిక్రత్ రూపాణి కరిక్రత్ కరిక్రత్ రూపాణి రూపాణి కరిక్రదశరదశరత్ కరిక్రత్ రూపాణి రూపాణి కరిక్రదశరత్ కరిక్రదశరదశరత్ కరిక్రత్ కరిక్రదశరదసావసావచరత్ కరిక్రత్ కరిక్రదశరదసౌ అచరదసావసావచరదచరదసౌ వై వా అసావచరదచరదసౌ వై అసౌ వై వా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య వా ఆదిత్య ఆదిత్యో వై వా ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్యో వై వా ఆదిత్య శుక్ర ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్రశ్చంద్రమాశ్చంద్రమా శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్రశ్చంద్రమా శుక్రశ్చంద్రమాశ్చంద్రమా శుక్ర శుక్రశ్చంద్రమా మంధి మంధి చంద్రమా శుక్ర శుక్రశ్చంద్రమా మంధి చంద్రమా మంధి మంధి చంద్రమాశ్చంద్రమా మంచ విగృహ్య విగృహ్య మంధి చంద్రమాశ్చంద్రమా మంచ విగృహ్య మంచ విగృహ్య విగృహ్య మంధి మంచ విగృహ్య ప్రాంచౌ ప్రాంచావగృహ్య మంధి మంచ విగృహ్య ప్రాంచౌ అవిగృహ్య ప్రాంచౌ ప్రాంచావగృహ్య విగృహ్య ప్రాంచౌ నిర్నిష్ప్రాంచావగృహ్య విగృహ్య ప్రాంచౌని అవిగృహ్యేత్యభిగృహ్య ప్రాంచౌ నిర్నిష్ప్రాంచౌ ప్రాంచౌ నిష్క్రామతః క్రామతో నిష్ప్రాంచౌ ప్రాంచౌ నిష్క్రామతః నిష్క్రామతః క్రామతో నిర్నిష్క్రామతస్తస్మాత్ క్రామతో నిర్నిష్క్రామతస్తస్మాత్ క్రామతస్తస్మాత్ ప్రాంచౌ ప్రాంచౌ తస్మాత్ క్రామతస్తస్మాత్ ప్రాంచౌ తస్మాత్ ప్రాంచౌ ప్రాంచౌ తస్మాత్ తస్మాత్ ప్రాంచౌ యంతౌ యంతౌ ప్రాంచౌ తస్మాత్ తస్మాత్ ప్రాంచౌ యంతౌ ప్రాంచౌ యంతౌ యంతౌ ప్రాంచౌ ప్రాంచౌ యంతౌ నమయంతౌ ప్రాంచౌ ప్రాంచౌ యంతౌ న యంతౌ నమయంతౌ యంతౌ న పశ్యంతి పశ్యంతి నయంతౌ యంతౌ న పశ్యంతి నవశ్యంతి పశ్యంతి నవశ్యంతి ప్రత్యంచౌ ప్రత్యంచౌ పశ్యంతి నవశ్యంతి ప్రత్యంచౌ పశ్యంతి ప్రత్యంచౌ ప్రత్యంచౌ పశ్యంతి పశ్యంతి ప్రత్యంచా వావృత్యావృత్య ప్రత్యంచౌ పశ్యంతి పశ్యంతి ప్రత్యంచా వావృత్య ప్రత్యంచా వావృత్యావృత్య ప్రత్యంచౌ ప్రత్యంచా వావృత్య జుహతో జుహత ఆవృత్య ప్రత్యంచౌ ప్రత్యంచా వావృత్య జుహత ఆవృత్య జుహతో జుహత ఆవృత్యావృత్య జుహతస్తస్మాత్ తస్మాత్ జుహత ఆవృత్యావృత్య జుహతస్తస్మాత్ ఆవృత్యేత్యావృత్య జుహతస్తస్మాత్ తస్మాత్ జుహతో జుహతస్తస్మాత్ ప్రత్యంచౌ ప్రత్యంచౌ తస్మాత్ జుహతో జుహతస్తస్మాత్ ప్రత్యంచౌ తస్మాత్ ప్రత్యంచౌ ప్రత్యంచౌ తస్మాత్ తస్మాత్ ప్రత్యంచౌ యంతౌ యంతౌ ప్రత్యంచౌ తస్మాత్ తస్మాత్ ప్రత్యంచౌ యంతౌ ప్రత్యంచౌ యంతౌ యంతౌ ప్రత్యంచౌ ప్రత్యంచౌ యంతౌ పశ్యంతి పశ్యంతి యంతౌ ప్రత్యంచౌ ప్రత్యంచౌ యంతౌ పశ్యంతి యంతౌ పశ్యంతి పశ్యంతి యంతౌ యంతౌ పశ్యంతి చక్షుషి చక్షుషి పశ్యంతి యంతౌ యంతౌ పశ్యంతి చక్షుషి పశ్యంతి చక్షుషి చక్షుషి పశ్యంతి పశ్యంతి చక్షుషి వై వై చక్షుషి పశ్యంతి పశ్యంతి చక్షుషి వై చక్షుషి వై వై చక్షుషి చక్షుషి వా ఏతే ఏతే వై చక్షుషి చక్షుషి వా ఏతే చక్షుషి ఇది చక్షుషి వా ఏతే ఏతే వై వా ఏతే యజ్ఞస్య యజ్ఞస్యైతే వై వా ఏతే యజ్ఞస్య ఏతే యజ్ఞస్య యజ్ఞస్యైతే ఏతే యజ్ఞస్య యజ్ఞస్యైతే ఏతే యజ్ఞస్య యత్ ఏతే ఇత్యేతే యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యచ్చుక్రామంజనౌ శుక్రామంజనౌ యజ్ఞస్య యజ్ఞస్య యచ్చుక్రామంజనౌ యచ్చుక్రామంజనౌ శుక్రామంజనౌ యచ్చుక్రామంజనౌ నాసికా నాసికా శుక్రామంజనౌ యచ్చుక్రామంజనౌ నాసికా శుక్రామంజనౌ నాసికా నాసికా శుక్రామంజనౌ శుక్రామంజనౌ నాసికోత్తర వేదరుత్తర వేదన్నాసికా శుక్రామంజనౌ శుక్రామంజనౌ నాసికోత్తర వేది శుక్రామంజనావిశ్రామంజనౌ నాసికోత్తర వేదరుత్తర వేదర్నాసికా నాసికోత్తర వేదరవిదోభిద ఉత్తర వేదర్నాసికా నాసికోత్తర వేదరవిద ఉత్తర వేదరవిదోభిద ఉత్తర వేదరుత్తర వేదరవిద పరిక్రమ్య పరిక్రమ్యావిద ఉత్తర వేదరుత్తర వేదరవిద పరిక్రమ్య ఉత్తర వేదరిత్యుత్తరా వేది అభిద పరిక్రమ్య పరిక్రమ్యాభిదోభిద పరిక్రమ్య జుహతో జుహత పరిక్రమ్యాభిదోభిద పరిక్రమ్య జుహత పరిక్రమ్య జుహతో జుహత పరిక్రమ్య పరిక్రమ్య జుహతస్తస్మాత్ తస్మాత్ జుహత పరిక్రమ్య పరిక్రమ్య జుహతస్తస్మాత్ పరిక్రమ్యేతి పరిక్రమ్య జుహతస్తస్మాత్ తస్మాత్ జుహతో జుహతస్తస్మాదమితో విహదస్తస్మాత్ జుహతో జుహతస్తస్మాదమిదః తస్మాదవితో నాసికాన్నాసికామవితస్తస్మాత్తస్మాదవితో నాసికాం అవితో నాసికాన్నాసికామవితోవితో నాసికాం చక్షుషీ నాసికామవితోవితో నాసికాం చక్షుషీ నాసికాం చక్షుషీ నాసికాన్నాసికాం చక్షుషీ తస్మాత్తస్మాచ్చక్షుషీ నాసికాన్నాసికాం చక్షుషీ తస్మాత్ చక్షుషీ తస్మాత్తస్మాచ్చక్షుషీ తస్మాన్నాసికయా చక్షుషీ ఇతి చక్షుషీ తస్మాన్నాసికయా తస్మాత్తస్మాన్నాసికయా చక్షుషీ నాసికయా తస్మాత్తస్మాన్నాసికయా చక్షుషీ నాసికయా చక్షుషీ నాసికయా చక్షుషీ విధృతే చక్షుషీ నాసికయా చక్షుషీ విధృతే చక్షుషీ విధృతే విధృతే చక్షుషీ విధృతే సర్వతః సర్వతో విధృతే చక్షుషీ విధృతే సర్వతః చక్షుషీ ఇతి చక్షుషీ విధృతే సర్వతః సర్వతో విధృతే విధృతే సర్వతః పరి పరి సర్వతో విధృతే విధృతే సర్వతః పరి విధృతే ఇతి విధృతే సర్వతః పరి పరి సర్వతః సర్వతః పరిక్రామతః క్రామతః పరి సర్వతః సర్వతః పరిక్రామతః పరిక్రామతః క్రామతః పరి పరిక్రామతో రక్షసా గో రక్షసాం క్రామతః పరి పరిక్రామతో రక్షసాం క్రామతో రక్షసా గో రక్షసాం క్రామతః క్రామతో రక్షసామపహత్యాపహత్యే రక్షసాం క్రామతః క్రామతో రక్షసామపహత్యే రక్షసామపహత్యాపహత్యే రక్షసా గో రక్షసామపహత్యే దేవా దేవా అపహత్యే రక్షసా గో రక్షసామపహత్యే దేవా అపహత్యే దేవా దేవా అపహత్యాపహత్యే దేవా వై వై దేవా అపహత్యాపహత్యే దేవా వై అపహత్యా ఇత్యపహత్యే దేవా వై వై దేవా దేవా వైయా వై దేవా దేవా వైయా వైయా వై వైయాః ప్రాచీః ప్రాచీర్యా వై వైయాః ప్రాచీః యాః ప్రాచీః ప్రాచీర్యాః ప్రాచీరాహుతేరాహుతేః ప్రాచీర్యాః ప్రాచీరాహుతీః ప్రాచీరాహుతేరాహుతేః ప్రాచీః ప్రాచీరాహుతేరజుహవరజుహవరాహుతేః ప్రాచీః ప్రాచీరాహుతేరజుహవుః ఆహుతేరజుహవరజుహవరాహుతేరాహుతేరజుహవర్యే యేజుహవరాహుతేరాహుతేరజుహవర్యే ఆహుతేరిత్యాహుతీః అజుహవర్యే యేజుహవరజుహవర్యే పురస్తాత్ పురస్తాద్యేజుహవరజుహవర్యే పురస్తాత్ ఏ పురస్తాత్ పురస్తాద్యే పురస్తాదసురా అసురాః పురస్తాద్యే పురస్తాదసురాః పురస్తాదసురా అసురాః పురస్తాత్ పురస్తాదసురా ఆసన్నాసన్నసురాః పురస్తాత్ పురస్తాదసురా ఆసన్న అసురా ఆసన్నాసన్నసురా అసురా ఆసంతాగుస్తానాసన్నసురా అసురా ఆసంతా ఆసంతాగుస్తానాసన్నాసంతాగుస్తాభిస్తాభిస్తానాసన్నాసంతాగుస్తాభిః యాః ప్రతీచీః ప్రతీచేర్యాః ప్రతీచేర్యే ప్రతీచేర్యాః ప్రతీచేర్యే ప్రతీచేర్యే ప్రతీచీః ప్రతీచేర్యే పశ్చాత్ పశ్చాద్యే ప్రతీచీః ప్రతీచేర్యే పశ్చాత్ ఏ పశ్చాత్ పశ్చాద్యే పశ్చాదసురా అసురాః పశ్చాద్యే పశ్చాదసురాః పశ్చాదసురా అసురాః పశ్చాత్ పశ్చాదసురా ఆసన్నాసన్నసురాః పశ్చాత్ పశ్చాదసురా ఆసన్న అసురా ఆసన్నాసన్నసురా అసురా ఆసంతాగుస్తానాసన్నసురా అసురా ఆసంతాన్ ఆసంతాగుస్తానాసన్నాసంతాగుస్తాభిస్తాభిస్తానాసన్నాసంతాగుస్తాభిః అనదంత ప్రాచీః ప్రాచీరణదంతానదంత ప్రాచీరణ్యా అన్యాః ప్రాచీరణదంతానదంత ప్రాచీరణ్యాః ప్రాచీరణ్యా అన్యాః ప్రాచీః ప్రాచీరణ్యా ఆహుతయ ఆహుతయోన్యాః ప్రాచీః ప్రాచీరణ్యా ఆహుతయ అన్యా ఆహుతయ ఆహుతయోన్యా అన్యా ఆహుతయో హూయంతే హూయంత ఆహుతయోన్యా అన్యా ఆహుతయో హూయంతే ఆహుతయో హూయంతే హూయంత ఆహుతయ ఆహుతయో హూయంతే ప్రత్యంచో హూయంత ఆహుతయ ఆహుతయో హూయంతే ప్రత్యంచో ఆహుతయ ఇత్యాహుతయః హూయంతే ప్రత్యంచో ప్రత్యంచో హూయంతే హూయంతే ప్రత్యంచో శుక్రామంజనో శుక్రామంజనో ప్రత్యంచో హూయంతే హూయంతే ప్రత్యంచో శుక్రామంజనో ప్రత్యంచో శుక్రామంజనో శుక్రామంజనో ప్రత్యంచో ప్రత్యంచో శుక్రామంజనో పశ్చాత్ పశ్చాత్ శుక్రామంజనో ప్రత్యంచో ప్రత్యంచో శుక్రామంజనో పశ్చాత్

మంత్రీ మంత్రిశోచుషా మంత్రిశోచుషా మంత్రీ మంత్రిశోచిషేదీతి మంత్రిశోచుషా మంత్రీ మంత్రిశోచిషేతి మంత్రిశోచిషేదీతి మంత్రిశోచుషా మంత్రిశోచిషేత్యాహ హేతి మంత్రిశోచుషా మంత్రిశోచిషేత్యాహ మంత్రిశోచిషేతి మంత్రీ శోచుషా ఇత్యాహేదీత్యాహైతారేతాహేదీత్యాహైతా ఆహైతా ఏతా ఆహాహైతా వై వా ఏతా ఆహాహైతా వై ఏతా వై వా ఏతా ఏతా వై సువీరా సువీరా వా ఏతా ఏతా వై సువీరా వై సువీరా సువీరా వై వై సువీరాయ సువీరా వై వై సువీరాయ సువీరాయ సువీరా సువీరాయ అత్రీరత్రీర్యా సువీరా సువీరాయ అత్రీ సువీరా ఇది సువీరా అత్రీరత్రీర్యాయ అత్రీరేత ఏతా అత్రీర్యాయ అత్రీరేత అత్రీరేత ఏతా అత్రీరత్రీరేత సుప్రజా సుప్రజా ఏతా అత్రీరత్రీరేత సుప్రజా ఏతా సుప్రజా సుప్రజా ఏతా ఏతా సుప్రజా సుప్రజా ఏతా ఏతా సుప్రజా సుప్రజా సుప్రజా సుప్రజా ఆద్యా ఆద్యా సుప్రజా సుప్రజా ఆద్యా సుప్రజా ఇది సుప్రజా యా ఆద్యా ఆద్యాయ ఆద్యాయోయ ఆద్యాయ ఆద్యాయ ఆద్యాయోయ ఆద్యా ఆద్యాయ ఏమేవయ్య ఆద్యా ఆద్యాయ ఏమేవయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేం వేదాత్రియత్రీ వేదైవమేం వేదాత్రీ వేదాత్రియత్రీ వేద వేదాత్రియ స్యాత్రీ వేద వేదాత్రియ స్యా అత్రియస్యాత్రియా అత్రియస్య ప్రజా ప్రజా స్యాత్రియా అత్రియస్య ప్రజా అస్య ప్రజా ప్రజా స్యా అస్య ప్రజా జాయతే జాయతే ప్రజా స్యా అస్య ప్రజా జాయతే ప్రజా జాయతే జాయతే ప్రజా ప్రజా జాయతే నన జాయతే ప్రజా ప్రజా జాయతే న ప్రజేతి ప్రజా జాయతే నన జాయతే జాయతే నాద్యా ఆద్యా న జాయతే జాయతే నాద్యా నాద్యా ఆద్యానాద్యా ప్రజాపదే ప్రజాపదే రాజ్యానాద్యా ప్రజాపదే ఆద్యా ప్రజాపదే ప్రజాపదే రాజ్యా ఆద్యా ప్రజాపదే రక్షక్షి ప్రజాపదే రాజ్యా ఆద్యా ప్రజాపదే రక్షి ప్రజాపదే రక్ష్యక్షి ప్రజాపదే ప్రజాపదే రక్ష్యశ్వయరక్ష్య ప్రజాపదే ప్రజాపదే రక్ష్యశ్వయర ప్రజాపదేరి ప్రజాపదే అశ్వశ్రయదశ్రయదక్ష్యక్ష్యశ్రయత్తత్తదశ్రయదక్ష్యక్ష్యశ్రయత్తదశ్రయత్తత్తదశ్రయదశ్రయత్తత్తరాపరాదశ్రయదశ్రయత్తత్తరాపరాదత్తరాపదపదపరాపరాపదత్తదపదపరాపరాపదత్తద్విగంగతం విగంగతం తదపదపదపదత్తద్విగంగతం ద్వికంగతం వికంగతం తత్తద్వికంగతం ప్రప్రవికంగతం ప్రావిశత విశత్ప్రవికంగతం వికంగతం ప్రావిశత్ వికంగతమితి వికంగతం ప్రావిశత విశత్ప్రావిశత్ తత్తద విశత్ప్రావిశత్తద్ అవిశత్తత్తద విశత విశత్తద్వికంగతే వికంగతే తదవిశత విశత్ద్వికంగతే తద్వికంగతే వికంగతే తత్తద్వికంగతేన వికంగతే తత్తద్వికంగతేన వికంగతేన వికంగతేన నారమతారమతన వికంగతే వికంగతేన నారమత వికంగతదితి కంకతే నారమతారమతన నారమతత్తదరమతన నారమతత్తదరమతత్తదరమతారమతద్యవంతదరమతారమతద్యవం తద్యవంయవంతత్తద్యవం ప్రప్రయవంతత్తద్యవం ప్రయవం ప్రప్రయవంయవం ప్రావిశద విశత్ప్రయవంయవం ప్రావిశద ప్రావిశద విశత్ప్రావిశత్తత్తద విశత్ప్రప్రావిశత్తద అవిషత్తత్తదవిషదవిషత్తద్యవేయవేతదవిషదవిషత్తద్యవేతద్యవేయవేతత్తద్యవేరమతారమతయవేతత్తద్యవేరమత వైకంకతం వైకంకతం మంచి పాత్రం వైకంకతం మంచి పాత్రం వైకంకతం మంచి పాత్రం వైకంకతం మంచి పాత్రం మంచి పాత్రం వైకంకతం వైకంకతం మంచి పాత్రం భవతి మంచిపాత్రం భవతి భవతి మంచిపాత్రం మంచిపాత్రం భవతి సక్తుభిః సక్తుభిః భవతి మంచిపాత్రం మంచిపాత్రం భవతి సక్తుభిః మంచిపాత్రమితి మంచిపాత్రం భవతి సక్తుభిః సక్తుభిః భవతి భవతి సక్తుభిః శ్రేణాది శ్రేణాది సక్తుభిః భవతి భవతి సక్తుభిః శ్రేణాది సక్తుభిః శ్రేణాది శ్రేణాది సక్తుభిః సక్తుభిః శ్రేణాది ప్రజాపతేః ప్రజాపతేః శ్రేణాది సక్తుభిః సక్తుభిః శ్రేణాది ప్రజాపతేః సక్తుభిరితి సక్తుభిః శ్రీనాది ప్రజాపతే ప్రజాపతే శ్రీనాది శ్రీనాది ప్రజాపతే రేవైవ ప్రజాపతే శ్రీనాది శ్రీనాది ప్రజాపతే రేవ ప్రజాపతే రేవైవ ప్రజాపతే ప్రజాపతే రేవదత్తదేవ ప్రజాపతే ప్రజాపతే రేవదత్ ప్రజాపతేరితి ప్రజాపతే దేవదత్తదేవైవ తచ్చక్షుశ్చక్షుస్తదేవైవ తచ్చక్షు తచ్చక్షుశ్చక్షుస్తత్తచ్చక్షుస్తగుంసంచక్షుస్తత్తచ్చక్షుస్తం చక్షుస్తగుం సంచక్షుశ్చక్షుస్సంభరతి భరతి సంచక్షుశ్చక్షుస్సంభరతి సంభరతి భరతి సగుం సంభరతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో భరతి సగుం సంభరతి బ్రహ్మవాదినః భరతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో భరతి భరతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో భరతి భరతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ కస్మాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాన్ మంచిపాత్రం మంచిపాత్రకం సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాన్ మంచిపాత్రం సత్యాన్ మంచిపాత్రం మంచిపాత్రకం సత్యాత్ సత్యాన్ మంచిపాత్రకం సదస్సదో మంచిపాత్రకం సత్యాత్ సత్యాన్ మంచిపాత్రకం సద మంచిపాత్రకం సదస్సదో మంచిపాత్రం మంచిపాత్రకం సదో ననసదో మంచిపాత్రం మంచిపాత్రకం సదోన మంచిపాత్రమితి మంచిపాత్రం సదో నన సదస్సదో నాష్టుదేష్టుదేన సదస్సదో నాష్టుదే నాష్టుదేష్టుదేన నాష్టుద ఇదిచ్యష్టుదేన నాష్టుద ఇది అష్టుద ఇదిచ్యష్టుదేష్టుద ఇత్యార్తపాత్రమా ఆర్తపాత్రమిత్యష్టుదేష్టుద ఇత్యార్తపాత్రం ఇత్యార్తపాత్రమాత్తపాత్రమిదీత్యా ఆర్తపాత్రగోహి హ్యా ఆర్తపాత్రమిదీత్యా ఆర్తపాత్రగోహి ఆర్తపాత్రగోహి హ్యా ఆర్తపాత్రమా ఆర్తపాత్రగోహీతి హ్యా ఆర్తపాత్రమా ఆర్తపాత్రగోహీతి ఆర్తపాత్రమిత్యా ఆర్తపాత్రం హీతి బ్రూయాద్ బ్రూయాదితి బ్రూయాద్ ఇది బ్రూయాద్ బ్రూయాదితి బ్రూయాద్య బ్రూయాదితి బ్రూయాద్య బ్రూయాద్య బ్రూయాద్ బ్రూయాద్యదష్టవీతాష్టవీత్రూయాద్ బ్రూయాద్యదష్టవీత యదష్టవీతాష్టవీతయ్యదష్టవీతాంధోష్టవీతయ్యదష్టవీతాంధ అష్టవీతాంధోష్టవీతాష్టవీతాంధోధ్వర్యరధ్వర్యరంధోష్టవీతాష్టవీతాంధోధ్వర్యు అంధోర్ధ్వర్యరంధోర్ధ్వర్యస్యాద్ధ్వర్యరంధోర్ధ్వర్యస్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ్వర్యరధ్వర్యస్యాదాత్తిమార్తిగ్స్యాద్ధ ఉపక్షేత్తస్మాత్తస్మాదృచ్చేదృచ్చేత్తస్మాన్నరతస్మాదృచ్చేదృచ్చేత్తస్మాన్న తస్మాన్నరతస్మాత్తస్మాన్నాష్టుదేష్టుదేనతస్మాత్తస్మాన్నాష్టుదే నాష్టుదేష్టుదేన నాష్టుదే అష్టుదైతిష్టుదే అసురాస్తత్తరసురాకుర్మతాకుర్మతాసురాస్తత్తరసురాకుర్మత అసురాకుర్మతాకుర్మతాసురాకుర్మతేతే కుర్మతాసురాకుర్మతతే అకుర్మతతేతే కుర్మతాకుర్మతతే దేవా దేవాస్తే కుర్మతాకుర్మతతే దేవా దేవా దేవాస్తే దేవా ఆ ఆగ్రేణాగ్రాణాగ్రేణాగ్రాన్ దేవాస్తే దేవా ఆ ఆగ్రేణాగ్రాన్ గ్రహాన్ గ్రహాన్ ఆగ్రేణాగ్రాన్ గ్రహాన్ గ్రహాన్ ఆగ్రేణాగ్రాన్ గ్రహాన్ ఆక్రయణాగ్రాంగ్రహాంగ్రహానాక్రయణాగ్రహానాక్రయణాగ్రహాంగ్రహానవశ్యన్నవశ్యంగ్రహానాక్రయణాగ్రహానాక్రయణాగ్రహానవశ్యన్ ఆక్రయణాగ్రహానిత్యాగ్రయణాగ్రహానవశ్యన్నవశ్యంగ్రహాంగ్రహానవశ్యంతాగుస్తానవశ్యంగ్రహాంగ్రహానవశ్యంతాన్ అవశ్యంతాగుస్తానవశ్యన్నవశ్యంతానగృహతాగృహతానవశ్యంతానగృహతానగృహతాగుస్తానగృహతతస్తతోగృహతతాగుస్తానగృహతతతస్తతోగృహతాగృహతతతోవైవైతతోగృహతాగృహతతతోవై తదోవైవైతతస్తతోవైవైతేవైతతస్తతోవైతే వైతేతే వైవైతే క్రమగ్రంథే వైవైతే క్రమ్ ఏ క్రమగ్రంథే తే క్రమ్ పరిపర్య గ్రంథే తే క్రమ్ పరి ఏనకో సర్వాభ్య సర్వాభ్య ఏనమేనకో సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాది సర్వాభ్య ఏనమేనకో సర్వాభ్యో గృహ్ణాది సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాది సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాత్యేష గృహ్ణాది సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాత్యేష గృహ్ణాత్యేష గృహ్ణాది గృహ్ణాత్యేషతేత ఏష గృహ్ణాది గృహ్ణాత్యేషతే ఏషతేత ఏషతే యో నిర్యోనిస్త ఏషతే యోని తేజో నిర్యోనిస్తే దేయో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యోనిస్తే దేయో నిర్విశ్వేభ్య యో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వా విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వా విశ్వేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్య ేభ్యో దేభ్యస్వాేభ్యేభ్యస్వాేభ్యేభ్యేభ్యేభ్యో దేభ్యేత దేభ్యో దేభ్యేత్యాహేతిహ వైశ్వదేవో వైయీశ్వదేవ ఆహేతిహ వైశ్వదేవ ఆహ వైశ్వదేవో వైయీశ్వదేవ ఆహాహ వైశ్వదేవో హి వైయీశ్వదేవ ఆహాహ వైశ్వదేవో హి వైశ్వదేవో హి వైయీశ్వదేవో వైయీశ్వదేవోహ్యేషదేవో వైయీశ్వదేవోహ్యేష వైశ్వదేవ ఇది వైశ్వదేవ హ్యేష హిహ్యేష దేవతయా దేవతయైష దేవతయా ఏష దేవతయా దేవతయైష దేవతయా వాక్ వాక్ దేవతయైష దేవతయా వాక్ దేవతయా వాక్ వాక్ దేవతయా దేవతయా వాక్ వై వై వాక్ దేవతయా దేవతయా వాక్ వై వాక్ వై వై వాక్ వాక్ వై దేవేభ్యో దేవేభ్యో వై వాక్ వాక్ వై దేవేభ్య వై దేవేభ్యో దేవేభ్యో వై వై దేవేభ్యో పాప దేవేభ్యో వై వై దేవేభ్యో దేవేభ్యో పాప దేవేభ్యో దేవేభ్యో ఆక్రామదక్రామదప దేవేభ్యో దేవేభ్యో ఆక్రామద అపాక్రామదక్రామద పాప ఆక్రామద్యజ్ఞాయ యజ్ఞాయ ఆక్రామద పాప ఆక్రామద్యజ్ఞాయ అక్రామద్యజ్ఞాయ ఆక్రామదక్రామద్యజ్ఞాయాతిష్టమానాతిష్టమానా యజ్ఞాయ ఆక్రామదక్రామద్యజ్ఞాయాతిష్టమానా యజ్ఞాయాతిష్టమానాతిష్టమానా యజ్ఞాయ యజ్ఞాయాతిష్టమానాతేతిష్టమానా యజ్ఞాయ యజ్ఞాయాతిష్టమానాతే అతిష్టమానాతేతిష్టమానాతిష్టమానాతే దేవా దేవాస్తేతిష్టమానాతిష్టమానాతే దేవా తే దేవా దేవాస్తేతే దేవా వాచి వాచి దేవాస్తేతే దేవా వాచి దేవా వాచి వాచి దేవా దేవా వాచ్యపక్రాంతాయామపక్రాంతాయాం వాచి దేవా దేవా వాచ్యపక్రాంతాయాం వాచ్యపక్రాంతాయామపక్రాంతాయాం వాచి వాచ్యపక్రాంతాయాం తూష్ణీం తూష్ణీమపక్రాంతాయాం వాచి వాచ్యపక్రాంతాయాం తూష్ణీం అపక్రాంతాయాం తూష్ణీం తూష్ణీమపక్రాంతాయామపక్రాంతాయాం తూష్ణీం గ్రహాన్ గ్రహాన్ తూష్ణీమపక్రాంతాయామపక్రాంతాయాం తూష్ణీం గ్రహాన్ అపక్రాంతాయామిత్యపక్రాంతాయాం తూష్ణీం గ్రహాన్ గ్రహాన్ తూష్ణీం తూష్ణీం గ్రహాన గృహ్ణత గృహ్ణత గ్రహాన్ తూష్ణీం తూష్ణీం గ్రహాన గృహ్ణత గ్రహాన గృహ్ణత గృహ్ణత గ్రహాన్ గ్రహాన గృహ్ణత సా గృహ్ణత గ్రహాన్ గ్రహాన గృహ్ణత సా అగృహ్ణత సా గృహ్ణత గృహ్ణత సామన్యత మన్యత సా గృహ్ణత గృహ్ణత సామన్యత సామన్యత మన్యత సా సామన్యత వాక్ వాగమన్యత సా సామన్యత వాక్ అమన్యత వాక్ వాగమన్యతమన్యత వాగంతరంతర్వాగమన్యతమన్యత వాగంత వాగంతరంతర్వాగ్ వాగంతర్యంతి యంత్యంతర్వాగ్ వాగంతర్యంతి అంతర్యంతి యంత్యంతరంతర్యంతి వై వైయంత్యంతరంతర్యంతి వై యంతి వై వైయంతి యంతి వై మా మా వైయంతి యంతి వై మా వై మా మా వై వై మేతీతి మా వై వై మేతి మేతీతి మా మేతి సా సేతి మా మేతి సా ఇది సా సేతి సాగ్రయణ మా ఆగ్రయణకో సేతి సాగ్రయణం సాగ్రయణమా ఆగ్రయణకో సాగ్రయణం ప్రతి ప్రత్యా ఆగ్రయణకో సాగ్రయణం ప్రతి ఆగ్రయణం ప్రతి ప్రత్యా ఆగ్రయణమా ఆగ్రయణం ప్రత్యా ప్రత్యా ఆగ్రయణమా ఆగ్రయణం ప్రత్యా ప్రత్యా ప్రతి ప్రత్యాగచ్చదగచ్చద ప్రతి ప్రత్యాగచ్చద ఆగచ్చదగచ్చదాగచ్చత్తదగచ్చదాగచ్చత్తద అగచ్చత్తదగచ్చదగచ్చత్తద ఆగ్రయణస్య తదగచ్చదగచ్చత్తద ఆగ్రయణస్య తదా ఆగ్రయణస్య ఆగ్రయణస్య దత్తదా ఆగ్రయణస్య ఆగ్రయణత్వమా ఆగ్రయణత్వమా ఆగ్రయణస్య దత్తదా ఆగ్రయణస్య ఆగ్రయణత్వం ఆగ్రయణస్య ఆగ్రయణత్వమా ఆగ్రయణత్వమా ఆగ్రయణస్య ఆగ్రయణస్య ఆగ్రయణత్వం తస్మాత్ తస్మాదాగ్రయణత్వమా ఆగ్రయణస్య ఆగ్రయణస్య ఆగ్రయణత్వం తస్మాత్ ఆగ్రేణత్వం తస్మాత్ తస్మాదాగ్రేణత్వమా ఆగ్రేణత్వం తస్మాదాగ్రేణ ఆగ్రేణే తస్మాదాగ్రేణత్వమా ఆగ్రేణత్వం తస్మాదాగ్రేణే ఆగ్రేణత్వమిత్యాగ్రేణత్వం తస్మాదాగ్రేణ ఆగ్రేణే తస్మాత్ తస్మాదాగ్రేణే వాగ్వాగా ఆగ్రేణే తస్మాత్ తస్మాదాగ్రేణే వాగ్ ఆగ్రేణే వాగ్వాగా ఆగ్రేణ ఆగ్రేణే వాగ్వి విభాగా ఆగ్రేణ ఆగ్రేణే వాగ్వి వాగ్విది వాగ్వాగ్విసృజ్యతే సృజ్యతే వివాగ్వాగ్విసృజ్యతే విసృజ్యతే సృజ్యతే విసృజ్యతే యజ్జత్సృజ్యతే విసృజ్యతే యత్ సృజ్యతే యజ్జత్సృజ్యతే సృజ్యతే యత్తోష్ణీం తోష్ణీం యత్సృజ్యతే సృజ్యతే యత్తోష్ణీం యత్తోష్ణీం తోష్ణీం యజ్జత్తోష్ణీం పూర్వే పూర్వే తోష్ణీం యజ్జత్తోష్ణీం పూర్వే తోష్ణీం పూర్వే పూర్వే తోష్ణీం తోష్ణీం పూర్వే గ్రహగ్రహ పూర్వే తోష్ణీం తోష్ణీం పూర్వే గ్రహ పూర్వే గ్రహగ్రహ పూర్వే పూర్వే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ పూర్వే పూర్వే గ్రహ గృహ్యంతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే యథాయథ గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే యథ గృహ్యంతే యథాయథ గృహ్యంతే గృహ్యంతే యథాత్సారీ యథా గృహ్యంతే గృహ్యంతే యథాత్సారీ యథాత్సారీ యథా యథాత్సారీ యథాత్సారీయతి యథాత్సారీయతి మే మయ్యతిత్సారీత్సారీయతి మే ఇయతి మే మయ్యతీయతి మహాక ఆకో మయ్యతీయతి మహాక మహాక ఆకో మే మహాక ఇయతీయత్యాకో మే మహాక ఇయతి ఆఖ ఇయతి యత్యాఖ ఆఖ ఇయతి కనే యత్యాఖ ఆఖ ఇయతి నా ఇయతి ననే యతి యతి నాపాపనే యతి యతి నాపా నాపాపననాపరాచ్యామి రాచ్యామ్య పననాపరాచ్యామి అపరాచ్యామి రాచ్యామ్య పాపరాచ్యామి దీతి రాచ్యామ్య పాపరాచ్యామి ఇతి రాచ్యామి దీతి రాచ్యామి రాచ్యామి ఇత్యుపావసృజత్యుపావసృజతీతి రాచ్యామి రాచ్యామి ఇత్యుపావసృజతి ఇత్యుపావసృజత్యుపావసృజతీతి ఇత్యుపావసృజత్యేవమేవముపావసృజత్యుపావసృజత్యేవమేవైవైవముపావసృజత్యుపావసృజత్యేవమేవ ఉపావసృజతీత్యుపావసృజతి ఏవమేవైవైవమేవమేవ తత్తదేవైవమేవమేవ తదు ఏవ తత్తదేవైవ తదద్ధర్యురద్ధర్యుస్తదేవైవ తదద్ధర్యుః ఏవ తత్తదేవైవ తద్రుణీతే వృణీతే తదేవైవ తద్రుణీతే తద్రుణీతే ప్రజాపతిః ప్రజాపతిర్వృణీతే తత్తద్రుణీతే ప్రజాపతిః వృణీతే ప్రజాపతిః ప్రజాపతిర్వృణీతే వృణీతే ప్రజాపతిర్వై వై ప్రజాపతిః ప్రజాపతిర్వా ఏష ఏష వై ప్రజాపతిః ప్రజాపతిః వా ఏష ఏష వై వా ఏష యజ్జదేశ వై వా ఏష యత్ ఏష యజ్జదేశ దేశ యథా ఆగ్రేణ ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యత్ ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణ ఆగ్రేణో యదా ఆగ్రేణం యదా ఆ ఆగ్రేణం గృహీత్వా గృహీత్వా గ్రేణమా ఆగ్రేణం గృహీత్వా హింకరోతి గృహీత్వా గ్రేణమా ఆగ్రేణం గృహీత్వా హింకరోతి గృహీత్వా హింకరోతి హింకరోతి గృహీత్వా గృహీత్వా హింకరోతి ప్రజాపతి ప్రజాపతి హింకరోతి గృహీత్వా గృహీత్వా హింకరోతి ప్రజాపతి హింకరోతి ప్రజాపతి ప్రజాపతి హింకరోతి హింకరోతి ప్రజాపతిరేవైవ ప్రజాపతి హింకరోతి హింకరోతి ప్రజాపతిరేవ హింకరోతీతి హింకరోతి ప్రజాపతిరేవైవ ప్రజాపతి ప్రజాపతిరేవ తత్తరేవ ప్రజాపతి ప్రజాపతిరేవ తత్ ప్రజాపతిరితి ప్రజాపతి దేవదత్తదేవైవ తత్ ప్రజా ప్రజాస్తదేవైవ తత్ ప్రజా తత్ప్రజా ప్రజాస్తత్తత్ప్రజా అభ్యభి ప్రజాస్తత్తత్ప్రజా అభి ప్రజా అభ్యభి ప్రజా ప్రజా అభిజిఘ్రతి జిఘ్రత్యభి ప్రజా ప్రజా అభిజిఘ్రతి ప్రజాభి ప్రజా అభిజిఘ్రతి జిఘ్రత్యభ్యభిజిఘ్రతి తస్మాత్ తస్మాత్ జిఘ్రత్యభ్యభిజిఘ్రతి తస్మాత్ జిఘ్రతి తస్మాత్ తస్మాత్ జిఘ్రతి జిఘ్రతి తస్మాత్ వత్సం వత్సం తస్మాత్ జిఘ్రతి జిఘ్రతి తస్మాత్ వత్సం తస్మాత్వత్సం వత్సం తస్మాత్ తస్మాత్వత్సం జాతం జాతం వత్సం తస్మాత్ తస్మాత్వత్సం జాతం వత్సం జాతం జాతం వత్సం వత్సం జాతం గౌర్గౌర్జాతం వత్సం వత్సం జాతం గౌ జాతం గౌర్గౌర్జాతం జాతం గౌరభ్యభిగౌర్జాతం జాతం గౌరభి గౌరభ్యభిగౌర్గౌరభిజిఘ్రతి జిఘ్రత్యభిగౌర్గౌరభిజిఘ్రతి అభిజిఘ్రతి జిఘ్రత్యభ్యభిజిఘ్రత్యాత్మాత్మా జిఘ్రత్యభ్యభిజిఘ్రత్యాత్మా జిఘ్రత్యాత్మాత్మా జిఘ్రతి జిఘ్రత్యాత్మా వై వా ఆత్మా జిఘ్రతి జిఘ్రత్యాత్మా వై ఆత్మావై వా ఆత్మాత్మా వా ఏష వా ఆత్మాత్మా వా ఏష వా ఏష వై వా ఏష యజ్ఞస్య యజ్ఞస్యైష యజ్ఞస్యేష యజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయజ్ఞస్యయదా ఆగ్రేణో యజ్ఞస్య యజ్ఞస్యయదా ఆగ్రేణ సవనే సవనే సవనే సవన ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణ సవనే సవనే ఆగ్రేణ సవనే సవనే సవనే సవన ఆగ్రేణ ఆగ్రేణ సవనే సవనేభ్యభి సవనే సవన ఆగ్రేణ ఆగ్రేణ సవనే సవనేభి సవనే సవనేభ్యభి సవనే సవనే సవనే సవనేభి గృహ్ణాది గృహ్ణాత్యభి సవనే సవనే సవనే సవనేభి గృహ్ణాది సవనే సవన ఇది సవనే సవనే అభిగృహ్ణాది గృహ్ణాత్యభ్యభి గృహ్ణాత్యాత్మన్నాత్మన్ గృహ్ణాత్యభ్యభి గృహ్ణాత్యాత్మన్ గృహ్ణాత్యాత్మన్నాత్మన్ గృహ్ణాది గృహ్ణాత్యాత్మన్నేవైవాత్మన్ గృహ్ణాది గృహ్ణాత్యాత్మన్నేవ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవ యజ్ఞం యజ్ఞమేవాత్మన్నాత్మన్నేవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞకోశకోసం యజ్ఞమేవైవ యజ్ఞకోసం యజ్ఞకోశకోసం యజ్ఞం యజ్ఞకోసం తనోతి తనోతి సంయజ్ఞం యజ్ఞకోసం తనోతి సంతనోతి తనోతి సగం సంతనోచ్య పరిష్టాద్ పరిష్టాత్ తనోతి సగం సంతనోచ్య పరిష్టాద్ తనోచ్య పరిష్టాద్ పరిష్టాత్ తనోతి తనోచ్య పరిష్టాదో పరిష్టాత్ తనోతి తనోచ్య పరిష్టాదా ఉపరిష్టాదో పరిష్టాద్ పరిష్టాదానయతి నయత్యోపరిష్టాద్ పరిష్టాదానయతి ఆనయతి నయత్యానయతి రేతో రేతో నయత్యానయతి రేత నయతి రేతో రేతో నయతి నయతి రేత ఏవైవ రేతో నయతి నయతి రేత ఏవ రేత ఏవైవ రేతో రేత ఏవ తత్తదేవ రేతో రేత ఏవ తత్ ఏవ దత్తదేవైవ దత్తధాతి దధాతి దేవైవ దత్తధాతి తత్తధాతి దధాతి తత్తధాత్య ధస్తా దధస్తా ఆద్ దధాతి తత్తధాత్య ధస్తా ఆద్ దధాతి తత్తధాత్య ధస్తా ఆద్ దధాతి తత్తధాత్య ధస్తా ఆద్ దధాతి తత్తధాత్య ధస్తా ఆద్ ప్రధాత్య ధస్తా దధస్తా ఆద్ ప్రధాత్య ధస్తా దధస్తా ఆద్ ప్రధాత్య ధస్తా దధస్తా ఆద్ ప్రధాత్య ధస్తా దధస్తా ఆద్ ప్రధాత్య ధస్తా దధస్తా ఆద్ ప్రధాత్య ధస్తా దధస్తా ఆద్ ప్రధాత్య ధస్తా దధస్తా ఆద్ ప్రధాత్య